గచ్చేయం దధీరం దేవా దేవా దధీరం గచ్చేయం దధీరం గచ్చేయం గచ్చేయం దధీరం దధీరం గచ్చేయం పురోధాం పురోధాం గచ్చేయం దధీరం దధీరం గచ్చేయం పురోధాం గచ్చేయం పురోధాం పురోధాం గచ్చేయం గచ్చేయం పురోధామిదీతి పురోధాం గచ్చేయం గచ్చేయం పురోధామిది పురోధామిదీతి పురోధాం పురోధామిది సస ఇది పురోధాం పురోధామిది సహ పురోధామిది పురహధాం ఇది సస ఇది స ఏతమేతగుంస ఇది స ఏతం స ఏతమేతగుంస స ఏతం చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమేతగుంస స ఏతం చతుర్విగుంశతి రాత్రం ఏతం చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమేతమేతం చతుర్విగుంశతి రాత్రమపశ్యత పశ్యత్ చతుర్విగుంశతి రాత్రమేతమేతం చతుర్విగుంశతి రాత్రమపశ్యత్ చతుర్విగుంశతి రాత్రమపశ్యత పశ్యత్ చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమపశ్యత్తంతమపశ్యత్ చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమపశ్యత్తం చతుర్విగుంశతి రాత్రమితి చతుర్విగుంశతి రాత్రం అపశ్యత్తం తమపశ్యత పశ్యత్తమా తమపశ్యత పశ్యత్తమా తమాదం తమాహరద హరదాదం తమాహరత్ ఆహరద హరదాహరత్తేన తేనాహరదాహరత్తేన అహరత్తేన తేనాహరద హరత్తేనాయజత యజత తేనాహరద హరత్తేనాయజత తేనాయజత యజత తేన తేనాయజత తతస్తతో యజత తేన తేనాయజత తత అయజత తతస్తతో యజత యజత తతో వై వై తతో యజత యజత తతో వై తతో వై వై తతస్తతో వై తస్మై తస్మై వై తతస్తతో వై తస్మై వై తస్మై తస్మై వై వై తస్మై శ్రచ్ఛత్ తస్మై వై వై తస్మై శ్రద్ తస్మై శ్రచ్ఛత్ తస్మై తస్మై శ్రద్దేవా దేవాశ్రత్ తస్మై తస్మై శ్రద్దేవా శ్రద్దేవా దేవాశ్రచ్ఛద్దేవా అదధత దధత దేవాశ్రచ్ఛద్దేవా అదధత దేవా అదధత దధత దేవా దేవా అదధత గచ్ఛత గచ్ఛత దధత దేవా దేవా అదధత గచ్ఛత అదధత గచ్ఛత గచ్ఛత దధత దధత గచ్ఛత్ పురోధాం పురోధామగచ్చత దధత దధత గచ్ఛత్ పురోధాం అగచ్చత్ పురోధాం పురోధామగచ్ఛత గచ్ఛత్ పురోధాయ్యే పురోధామగచ్ఛత గచ్ఛత్ పురోధాయ్యే పురోధాయ్యే పురోధాం పురోధాయ్య ఏమేవ్యే పురోధాం పురోధాయ్య ఏం పురోధామితి పురః ధాం య ఏమేవ్యేయ ఏం విద్వాగుంసో విద్వాగుంస ఏవ్యేయ ఏం విద్వాగుంస ఏం విద్వాగుంసో విద్వాగుంస ఏమేవం విద్వాగుంసశ్చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రం విద్వాగుంస ఏమేవం విద్వాగుంసశ్చతుర్విగుంశతి రాత్రం విద్వాగుంసశ్చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రం విద్వాగుంసో విద్వాగుంసశ్చతుర్విగుంశతి రాత్రమాసత ఆసతే చతుర్విగుంశతి రాత్రం విద్వాగుంసో విద్వాగుంసశ్చతుర్విగుంశతి రాత్రమాసతే చతుర్విగుంశతి రాత్రమాసత ఆసతే చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమాసతే శ్రచ్ఛదాసతే చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమాసతే శ్రుత్ చతుర్విగుంశతి రాత్రమితి చతుర్విగుంశతి రాత్రం ఆసతే శ్రచ్ఛదాసత ఆసతే శ్రుదేభ్య ఏభ్య శ్రుదాసత ఆసతే శ్రుదేభ్య శ్రుదేభ్య ఏభ్య శ్రచ్ఛదేభ్యో మనుష్యా మనుష్యా ఏభ్య శ్రచ్ఛదేభ్యో మనుష్యా ఏభ్యో మనుష్యా మనుష్యా ఏభ్య ఏభ్యో మనుష్యా దధతే మనుష్యా ఏభ్య ఏభ్యో మనుష్యా దధతే మనుష్యా దధతే దధతే మనుష్యా మనుష్యా దధతే గచ్చంది గచ్చంది దధతే మనుష్యా మనుష్యా దధతే గచ్చంది దధతే గచ్చంది గచ్చంది దధతే దధతే గచ్చంది పురోధాం పురోధాం గచ్చంది దధతే దధతే గచ్చంది పురోధాం గచ్చంది పురోధాం పురోధాం గచ్చంది గచ్చంది పురోధాన్ జ్యోతిర్ జ్యోతిః పురోధాం గచ్చంది గచ్చంది పురోధాన్ జ్యోతి పురోధాన్ జ్యోతిర్ జ్యోతిః పురోధాం పురోధాన్ జ్యోతిర్గౌర్గౌర్జ్యోతిః పురోధాం పురోధాన్ జ్యోతిర్గౌః పురోధామితి పురః ధాం జ్యోతిర్గౌర్గౌర్జ్యోతిర్జ్యోతిర్గౌరాయురాయుర్గౌర్జ్యోతిర్జ్యోతిర్గౌరాయుః గౌరాయురాయుర్గౌర్గౌరాయురితీత్యాయుర్గౌర్గౌరాయురితి ఆయుర్దిత్యాయురాయుర్దిత్రయః స్త్రియః ఇతి త్రయః స్త్రియః ఇతి త్రయః భవంతి భవంతి త్రయః ఇతి త్రయః భవంతి త్రయః భవంతి యమియం భవంతి త్రయః స్త్రియః భవంతీయం త్రయః ఇతి త్రీ ఆహ భవంతీయమియం భవంతి భవంతీయం వావ వావేయం భవంతి భవంతీయం వావ ఇయం వావ వావేయమియం వావ జ్యోతిర్జ్యోతిర్వావేయమియం వావ జ్యోతిః వావ జ్యోతిర్జ్యోతిర్వావ వావ జ్యోతిరంతరిక్షమంతరిక్షం జ్యోతిర్వావ వావ జ్యోతిరంతరిక్షం జ్యోతిరంతరిక్షమంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌర్గౌరంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌః అంతరిక్షం గౌర్గౌరంతరిక్షమంతరిక్షం గౌరసావసౌ గౌరంతరిక్షం గౌరసౌ గౌరసావసౌ గౌర్గౌరసావాయురాజురసౌ గౌర్గౌరసావాయుః అభిపూర్వమిత్యభిపూర్వం ఏవ సువర్గగుం సువర్గమేవైవ సువర్గం లోకం లోకగుం సువర్గమేవైవ సువర్గం లోకం సువర్గం లోకం లోకగుం సువర్గగుం సువర్గం లోకమభ్యారోహం జభ్యారోహం లోకం లోకమభ్యారోహం చ సత్రమ ఏతద్యత్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథేతద్యథే ఛందోమాశ్చందోమా భవంతి తేన ఛందోమా ఇది ఛందః భవంతి తేన తేన భవంతి భవంతి తేన సత్రగో సత్రం తేన భవంతి భవంతి తేన సత్రం తేన సత్రగో సత్రం తేన తేన సత్రం దేవతా దేవతా సత్రం తేన తేన సత్రం దేవతా సత్రం దేవతా దేవతా సత్రగో సత్రం దేవతా ఏవైవ దేవతా సత్రగో సత్రం దేవతా ఏవ దేవతా ఏవైవ దేవతా దేవతా ఏవ పృష్ఠైః పృష్ఠైరేవ దేవతా దేవతా ఏవ పృష్ఠైః ఏవ పృష్ఠైః పృష్ఠైరేవైవ పృష్ఠైరవావ పృష్ఠైరేవైవ పృష్ఠైరవ పృష్టైరవామపృష్టైః పృష్టైరవరుంధతేరుంధదేవ పృష్టైః పృష్టైరవరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే పశూన్ పశూన్ రుంధతే వావరుంధతే పశూన్ రుంధతే పశూన్ పశూన్ రుంధతే రుంధతే పశూన్ ఛందో మయిశ్చందో మయిః పశూన్ రుంధతే రుంధతే పశూన్ ఛందో మయిః పశూన్ ఛందో మయిశ్చందో మయిః పశూన్ పశూన్ ఛందో మయిరోజ ఓజశ్చందో మయిః పశూన్ పశూన్ ఛందో మయిరోజ ఛందో మయిరోజ ఓజశ్చందో మయిశ్చందో మయిరోజో వై వా ఓజశ్చందో మయిశ్చందో మయిరోజో వై ఛందో మయిరితి ఛందః మయిః ఓజో వై వా ఓజ ఓజో వై వీర్యం వీర్యం వా ఓజ ఓజో వై వీర్యం వై వీర్యం వీర్యం వై వై వీర్యం పృష్టాని పృష్టాని వీర్యం వై వై వీర్యం పృష్టాని వీర్యం పృష్టాని పృష్టాని వీర్యం వీర్యం పృష్టాని పశవః పశవః పృష్టాని వీర్యం వీర్యం పృష్టాని పశవః పృష్టాని పశవః పశవః పృష్టాని పృష్టాని పశవశ్చందోమాశ్చందోమా పశవః పృష్టాని పృష్టాని పశవశ్చందోమాః పశవశ్చందోమాశ్చందోమా పశవః పశవశ్చందోమా ఓజస్యోదసి ఛందోమా పశవః పశవశ్చందోమా ఓజసి ఛందోమా ఓజస్యోదసి ఛందోమాశ్చందోమా ఓజస్యేవై ఓజసి ఛందోమాశ్చందోమా ఓజస్యేవ ఛందోమా ఇది ఛందః మాః ఓజస్యేవై ఓజస్యోదస్యేవ వీర్యే వీర్య ఏవౌజస్యోదస్యేవ వీర్యే ఏవ వీర్యే వీర్య ఏవైవ వీర్యే పశుషు పశుషు వీర్య ఏవైవ వీర్యే పశుషు వీర్యే పశుషు పశుషు వీర్యే వీర్యే పశుషు ప్రతి ప్రతి పశుషు వీర్యే వీర్యే పశుషు ప్రతి పశుషు ప్రతి ప్రతి పశుషు పశుషు ప్రతిష్టంది తిష్టంది ప్రతి పశుషు పశుషు ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది బృహద్రథంధరాభ్యాం బృహద్రథంధరాభ్యాం తిష్టంది ప్రతి ప్రతిష్టంది బృహద్రథంధరాభ్యాం తిష్టంది బృహద్రథంధరాభ్యాం బృహద్రథంధరాభ్యాం తిష్టంది తిష్టంది బృహద్రథంధరాభ్యాం యంది యంది బృహద్రథంధరాభ్యాం తిష్టంది తిష్టంది బృహద్రథంధరాభ్యాం యంది బృహద్రథంధరాభ్యాం యంది యంది బృహద్రథంధరాభ్యాం బృహద్రథంధరాభ్యాం యంతీయమి యంది బృహద్రథంధరాభ్యాం బృహద్రథంధరాభ్యాం యంతీయం బృహద్రథంధరాభ్యామిది బృహద్రథంధరాభ్యాం ఎంతీయమియంతీయం వావ వావేయంతీయం వావ ఇయం వావ వావేయమియం వావరథంతర గోరథంతరం వావేయమియం వావరథంతరం వావరథంతర గోరథంతరం వావ వావరథంతరమసా వసౌరథంతరం వావ వావరథంతరమసౌ రథంతరమసా వసౌరథంతర గోరథంతరమసౌ బృహత్ బృహదసౌరథంతర గోరథంతరమసౌ బృహత్ రథంతరమిది రథం తరం అసౌ బృహత్ బృహదసా వసౌ బృహదాభ్యామాభ్యాం బృహదసా వసౌ బృహదాభ్యాం బృహదాభ్యామాభ్యాం బృహద్ బృహదాభ్యామేవైవాభ్యాం బృహద్ బృహదాభ్యామేవ ఆభ్యామేవైవాభ్యామాభ్యామేవ యంత్యేవాభ్యామాభ్యామేవ యంతి ఏవయంత్యేవైవయంత్యథో అథో యంత్యేవైవయంత్యథో యంత్యథో అథో యంత్యంత్యథో అనయోరణయోరథో యంత్యంత్యథో అనయో అథో అనయోరణయోరథో అథో అనయోరేవైవానయోరథో అథో అనయోరేవ అథో ఇత్యథో అనయోరేవైవానయోరణయోరేవ ప్రతి ప్రత్యేవానయోరణయోరేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టంది తిష్టంది ప్రత్యేవైవ ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంచేతే ఏతే తిష్టంది ప్రతి ప్రతిష్టంచేతే తిష్టంచేతే ఏతే తిష్టంది తిష్టంచేతే వైవ ఏతే తిష్టంది తిష్టంచేతే వై ఏతే వైవ ఏతే ఏతే వై యజ్ఞస్య యజ్ఞస్య వా ఏతే ఏతే వై యజ్ఞస్య ఏతేరిత్యేతే వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్యాంజసాయని అంజసాయని యజ్ఞస్య వై వై యజ్ఞస్యాంజసాయని యజ్ఞస్యాంజసాయని అంజసాయని యజ్ఞస్య యజ్ఞస్యాంజసాయని శృతి శృతి అంజసాయని యజ్ఞస్య యజ్ఞస్యాంజసాయని శృతి అంజసాయని శృతి శృతి అంజసాయని అంజసాయని శృతి తాభ్యాం తాభ్యాగు శృతి అంజసాయని అంజసాయని శృతి తాభ్యాం అంజసాయని ఇత్యంజసాయని శృతీతాభ్యాం తాభ్యాగు శృతి శృతీతాభ్యామేవైవ తాభ్యాగు శృతి శృతీతాభ్యామేవ శృతి ఇది శృతి తాభ్యామేవైవ తాభ్యాం తాభ్యామేవ సువర్గగం సువర్గమేవ తాభ్యాం తాభ్యామేవ సువర్గం ఏవ సువర్గగం సువర్గమేవైవ సువర్గం లోకం లోకగం సువర్గమేవైవ సువర్గం లోకం సువర్గం లోకం లోకగం సువర్గగం సువర్గం లోకం యంతి యంతి లోకగం సువర్గగం సువర్గం లోకం యంతి సువర్గమిది సువహాకం లోకయంతి యంతి లోకం లోకయంతి చతుర్విపుంశతి రాత్రశ్చతుర్విపుంశతి రాత్రోయంతి లోకం లోకయంతి చతుర్విపుంశతి రాత్ర యంతి చతుర్విపుంశతి రాత్రశ్చతుర్విపుంశతి రాత్రోయంతి యంతి చతుర్విపుంశతి రాత్రో భవతి భవతి చతుర్విపుంశతి రాత్రోయంతి యంతి చతుర్విపుంశతి రాత్రో భవతి చతుర్వికంశతిరాత్రో భవతి భవతి చతుర్వికంశతిరాత్రశ్చతుర్వికంశతిరాత్రో భవతి చతుర్వికంశతిశ్చతుర్వికంశతిర్భవతి చతుర్వికంశతిరాత్రశ్చతుర్వికంశతిరాత్రో భవతి చతుర్వికంశతి చతుర్వికంశతిరాత్ర ఇది చతుర్వికంశతి రాత్ర భవతి చతుర్వికంశతిశ్చతుర్వికంశతిర్భవతి భవతి చతుర్వికంశతిరర్థమాసా అర్థమాసాశ్చతుర్వికంశతిర్భవతి భవతి చతుర్వికంశతిరర్థమాసా చతుర్వికంశతిరర్థమాసా అర్థమాసాశ్చతుర్వికంశతిశ్చతుర్వికంశతిరర్థమాసా సంవత్సర సంవత్సరోర్ధమాసాశ్చతుర్వికంశతిశ్చతుర్వికంశతిరర్థమాసా సంవత్సర చతుర్వికంశతిరితి చతుర్వింశతిః అర్థమాసా సంవత్సర సంవత్సరోర్ధమాసా అర్థమాసా సంవత్సర అర్థమాసా ఇత్యర్థమాసా సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సరస్సు వర్గస్సు వర్గ సంవత్సర సంవత్సరస్సు వర్గో లోకో లోకస్సు వర్గ సంవత్సర సంవత్సరస్సు వర్గో లోక సంవత్సర ఇది సంవత్సర స్వర్గో లోకో లోకస్సు వర్గస్సు వర్గో లోక సంవత్సరే సంవత్సరే లోకస్సు వర్గస్సు వర్గో లోక సంవత్సరే సువర్గ ఇది స్వర్గ లోక సంవత్సరే సంవత్సరే లోకో లోక సంవత్సర ఏవైవ సంవత్సరే లోకో లోక సంవత్సర ఏవ సంవత్సర ఏవైవ సంవత్సరే సంవత్సర ఏవ సువర్గే సువర్గ ఏవ సంవత్సరే సంవత్సర ఏవ సువర్గే సంవత్సర ఇది సంవత్సరే ఏవ సువర్గే సువర్గ ఏవైవ సువర్గే లోకే లోకే సువర్గ ఏవైవ సువర్గే లోకే సువర్గే లోకే లోకే సువర్గే సువర్గే లోకే ప్రతి ప్రతి లోకే సువర్గే సువర్గే లోకే ప్రతి సువర్గ ఇది సువర్గే లోకే ప్రతి ప్రతి లోకే లోకే ప్రతిష్ఠంతి తిష్ఠంతి ప్రతి లోకే లోకే ప్రతిష్ఠంతి ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంచో అథో తిష్టంది ప్రతి ప్రతిష్టంచో తిష్టంచో అథో తిష్టంది తిష్టంచో చతుర్వికంశత్యక్షరా చతుర్వింశత్యక్షరాథో తిష్టంది తిష్టంచో చతుర్వింశత్యక్షరా అథో చతుర్వింశత్యక్షరా చతుర్వింశత్యక్షరాథో అథో చతుర్వింశత్యక్షరా గాయత్రీ గాయత్రీ చతుర్వింశత్యక్షరాథో అథో చతుర్వింశత్యక్షరా గాయత్రీ అథో ఇథో చతుర్వింశత్యక్షరా గాయత్రీ గాయత్రీ చతుర్వింశత్యక్షరా చతుర్వింశత్యక్షరా గాయత్రీ చతుర్వింశత్యక్షరే చతుర్వింశతి అక్షరా గాయత్రీ గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం గాయత్రియా గాయత్రియా బ్రహ్మవర్చసం గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం గాయత్రియా బ్రహ్మవర్చసం గాయత్రియా గాయత్రియా బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్రియైవ గాయత్రియా బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్రియైవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం గాయత్రియైవ గాయత్రియా గాయత్రియైవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ గాయత్రియా గాయత్రియైవ బ్రహ్మవర్చసం ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమవావ బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమవావ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవరుంధతే రుంధదేవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవరుంధతే బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం అవరుంధతే రుంధదేవావరుంధతేది రాత్రావతి రాత్రౌ రుంధదేవావరుంధతేది రాత్రౌ రుంధతేది రాత్రావతి రాత్రౌ రుంధతే రుంధతేది రాత్రావభితోభితోది రాత్రౌ రుంధతే రుంధతేది రాత్రావభిద అది రాత్రావభితోభితోది రాత్రావతి రాత్రావభితో భవతో భవతోభితోది రాత్రావతి రాత్రావభితో భవత అతిరాత్రాది రాత్రౌ అభితో భవతో భవతో భితో భితో భవతో బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య భవతో భితో భితో భవతో బ్రహ్మవర్చసస్య భవతో బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య భవతో భవతో బ్రహ్మవర్చసస్య పరిగృహీత్యై పరిగృహీత్యై బ్రహ్మవర్చసస్య భవతో భవతో బ్రహ్మవర్చసస్య పరిగృహీత్యై బ్రహ్మవర్చసస్య పరిగృహీత్యై పరిగృహీత్యై బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య పరిగృహీత్యై బ్రహ్మవర్చసస్యేది బ్రహ్మవర్చసస్య పరిగృహీత్యాది పరిగృహీత్యై యథావై మనుష్యా మనుష్యా వై యథావై మనుష్యా వై మనుష్యా మనుష్యా వై మనుష్యా ఏమేవం మనుష్యా వై మనుష్యా ఏం మనుష్యా ఏమేవం మనుష్యా మనుష్యా ఏం దేవా దేవా ఏం మనుష్యా మనుష్యా ఏం దేవాం దేవా దేవా ఏమేవం దేవా అగ్రే అగ్రే దేవా ఏమేవం దేవా అగ్రే దేవా అగ్రే అగ్రే దేవా దేవా అగ్ర ఆసన్నా సన్నగ్రే దేవా దేవా అగ్ర ఆసన్న అగ్ర ఆసన్నా సన్నగ్రే అగ్ర ఆసంతేత ఆసన్నగ్రే అగ్ర ఆసంతే ఆసంతేత ఆసన్నా సంతే కామయంత కామయంత ఆసన్నా సంతే కామయంత తే కామయంత కామయంత తే కామయంతావర్తిమవర్తిమ కామయంత తే కామయంతావర్తిం అకామయంతావర్తిమవర్తిమ కామయంత కామయంతావర్తిం పాప్మానం పాప్మానమవర్తిమ కామయంత కామయంతావర్తిం పాప్మానం అవర్తిం పాప్మానం పాప్మానమవర్తిమవర్తిం పాప్మానం మృత్యుం మృత్యుం పాప్మానమవర్తిమవర్తిం పాప్మానం మృత్యుం ఆప్మానం మృత్యుం మృత్యుం పాప్మానం పాప్మానం మృత్యుమపహత్యాపహత్య మృత్యుం పాప్మానం పాప్మానం మృత్యుమపహత్య మృత్యుమపహత్యాపహత్య మృత్యుం మృత్యుమపహత్య దైవీం దైవీమపహత్య మృత్యుం మృత్యుమపహత్య దైవీం అవహత్య దైవీం దైవీమపహత్యాపహత్య దైవీకో సగుంసదకో సగుంసదం దైవీమపహత్యాపహత్య దైవీకో సగుంసదం అవహత్యేత్యవాహత్య దైవీకో సగుంసదకో సగుంసదం దైవీం దైవీకో సగుంసదం గచ్చేమ గచ్చేమ సగుంసదం దైవీం దైవీకో సగుంసదం గచ్చేమ సగుంసదం గచ్చేమ గచ్చేమ సగుంసదకో సగుంసదం గచ్చేమేది గచ్చేమ సగుంసదకో సగుంసదం గచ్చేమేది సగుంసదమితి సంసదం గచ్చేమేది గచ్చేమ గచ్చేమేది తేత ఇది గచ్చేమ గచ్చేమేది తే ఇది తేత ఇది తిత ఏతమేతంత ఇది తిత ఏతం త ఏతమేతం తేత ఏతం చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమేతం తేత ఏతం చతుర్విగుంశతి రాత్రం ఏతం చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమేతమేతం చతుర్విగుంశతి రాత్రమపశ్యన్ అపశ్యగ్గశ్చతుర్విగుంశతి రాత్రమేతమేతం చతుర్విగుంశతి రాత్రమపశ్యన్ చతుర్విగుంశతి రాత్రమపశ్యన్న పశ్యగ్గశ్చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమపశ్యంతం తమపశ్యగ్గశ్చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమపశ్యంతం చతుర్విగుంశతి రాత్రమితి చతుర్విగుంశతి రాత్రం అపశ్యంతం తమపశ్యన్న పశ్యంతమా తమపశ్యన్న పశ్యంతమా తమాదంతమాహరన్న హరన్నాదంతమాహరన్ ఆహరన్నహరన్నాహరంతేన తేనాహరన్నాహరంతేన అహరంతేన తేనాహరన్నహరంతేన ఇదంతాయిదంత తేనాహరన్నహరంతేన ఇదంత తేనాయిదంతాయిదంతతేన తేనాయిదంతతస్తతో ఇదంత తేనాయిదంతతః అయదంతతస్తతో ఇదంతాయిదంత తతో వై వై తతో ఇదంతాయిదంత తతో వై తతో వై వై తతస్తతో వై తే వై తతస్తతో వై తే వై తే వై వై తే వర్త్యమవర్త్యంతే వై వై తే వర్త్యం దేవర్త్యమవర్త్యంతే దేవర్త్యం పాప్మానం పాప్మానమవర్త్యంతే దేవర్త్యం పాప్మానం అవర్త్యం పాప్మానం పాప్మానమవర్త్యమవర్త్యం పాప్మానం మృత్యుం మృత్యుం పాప్మానమవర్త్యమవర్త్యం పాప్మానం మృత్యుం పాప్మానం మృత్యుం మృత్యుం పాప్మానం పాప్మానం మృత్యుమపహత్యాపహత్య మృత్యుం పాప్మానం పాప్మానం మృత్యుమపహత్య మృత్యుమపహత్యాపహత్య మృత్యుం మృత్యుమపహత్య దైవీం దైవీమపహత్య మృత్యుం మృత్యుమపహత్య దైవీం అవహత్య దైవీం దైవీమపహత్యాపహత్య దైవీకో సగుంసదకో సగుంసదం దైవీమపహత్యాపహత్య దైవీకో సగుంసదం అవహత్యేత్యపాహత్య దైవీకో సగుంసదకో సగుంసదం దైవీం దైవీకో సగుంసదమగచ్చన్నగచ్చన్ సగుంసదం దైవీం దైవీకో సగుంసదమగచ్చన్ సగుంసదమగచ్చన్నగచ్చన్ సగుంసదకో సగుంసదమగచ్చను యే గచ్చన్ సగుంసదకో సగుంసదమగచ్చను యే సగుంసదమితి సంసదం అగచ్చన యే గచ్చన్నగచ్చన ఏమేవ్యే గచ్చన్నగచ్చన ఏమేవ్యేం విద్వాగుంస విద్వాగుంస ఏమయ్యేయ ఏం విద్వాగుంస ఏం విద్వాగుంస విద్వాగుంస ఏమేవం విద్వాగుంసశ్చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రం విద్వాగుంస ఏమేవం విద్వాగుంసశ్చతుర్విగుంశతి రాత్రం విద్వాగుంసశ్చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రం విద్వాగుంస విద్వాగుంసశ్చతుర్విగుంశతి రాత్రమాసత ఆసతే చతుర్విగుంశతి రాత్రం విద్వాగుంస విద్వాగుంసశ్చతుర్విగుంశతి రాత్రమాసతే చతుర్విగుంశతి రాత్రమాసత ఆసతే చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమాసతే వర్త్యమవర్త్యమాసతే చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమాసతే వర్త్యం చతుర్విగుంశతి రాత్రమితి చతుర్విగుంశతి రాత్రం ఆసతే వర్త్యమవర్త్యమాసత ఆసతే వర్త్యమేవైవర్త్యమాసత ఆసతే వర్త్యమేవ అవర్త్యమేవైవర్త్యమవర్త్యమేవ పాప్మానం పాప్మానమేవర్త్యమవర్త్యమేవ పాప్మానం ఏవ పాప్మానం పాప్మానమేవైవ పాప్మానమపహత్యాపహత్య పాప్మానమేవైవ పాప్మానమపహత్య పాప్మానమపహత్యాపహత్య పాప్మానం పాప్మానమపహత్యశ్రియగ్గశ్రియమపహత్య పాప్మానం పాప్మానమపహత్యశ్రియం అపహత్యశ్రియగ్గశ్రియమపహత్యాపహత్యశ్రియం గచ్చంది గచ్చంది శ్రియమపహత్యాపహత్యశ్రియం గచ్చంది అపహత్యేత్యపాహత్య శ్రియం గచ్చంది గచ్చంది శ్రీయగ్గశ్రియం గచ్చంది శ్రీ శ్రీయర్గచ్చంది శ్రీయగ్గశ్రియం గచ్చంది శ్రీ గచ్చంది శ్రీ శ్రీయర్గచ్చంది గచ్చంది శ్రీరిహి శ్రీయర్గచ్చంది గచ్చంది శ్రీరిహి శ్రీరిహి శ్రీ శ్రీరిహి మనుష్యస్య మనుష్యస్య హి శ్రీ శ్రీరిహి మనుష్యస్య హి మనుష్యస్య మనుష్యస్య హి మనుష్యస్య దైవీ దైవీ మనుష్యస్య హి మనుష్యస్య దైవీ మనుష్యస్య దైవీ దైవీ మనుష్యస్య మనుష్యస్య దైవీ సగుంసత్ సగుంసద్ దైవీ మనుష్యస్య మనుష్యస్య దైవీ సగుంసద్ దైవీ సగుంసత్ సగుంసత్ దైవీ దైవీ సగుంసత్ జ్యోతి జ్యోతిష్ సగుంసత్ దైవీ దైవీ సగుంసత్ జ్యోతి సగుంసత్ జ్యోతి జ్యోతిష్ సగుంసత్ సగుంసత్ జ్యోతిరతి రాత్రోతి రాత్రో జ్యోతిష్ సగుంసత్ సగుంసత్ జ్యోతిరతి రాత్ర సగుంసదితి సంసద్ జ్యోతిరతి రాత్రోతి రాత్రో జ్యోతి జ్యోతిరతి రాత్రో భవతి భవత్యతి రాత్రో జ్యోతి జ్యోతిరతి రాత్రో భవతి అది రాత్రో భవతి భవత్యతి రాత్రోతి రాత్రో భవతి సువర్గస్ సువర్గస్ భవత్యతి రాత్రోతి రాత్రో భవతి సువర్గస్ అది రాత్ర ఇత్యది రాత్ర భవతి సువర్గస్ సువర్గస్ భవతి భవతి సువర్గస్ లోకస్ లోకస్ సువర్గస్ భవతి భవతి సువర్గస్ లోకస్ సువర్గస్ లోకస్ లోకస్ సువర్గస్ సువర్గస్ లోకస్ అనుఖ్యాత్యా అనుఖ్యాత్యై లోకస్ సువర్గస్ సువర్గస్ లోకస్ అనుఖ్యాత్యై సువర్గస్ లోకస్యానుఖ్యాత్యా అనుఖ్యాత్యై లోకస్ లోకస్యానుఖ్యాత్యై పృష్ఠ్య పృష్ఠ్యానుఖ్యాత్యై లోకస్ లోకస్యానుఖ్యాత్యై పృష్ఠ్య అనుఖ్యాత్యై పృష్ఠ్య పృష్ఠ్యానుఖ్యాత్యా అనుఖ్యాత్యై పృష్ఠశ్రహ శ్రహ పృష్ఠ్యానుఖ్యాత్యా అనుఖ్యాత్యై పృష్ఠశ్రహ అనుఖ్యాత్యా ఇత్యనుఖ్యాత్యై పృష్ఠశ్రహ శ్రహ పృష్ఠ్య పృష్ఠశ్రహో భవతి భవతి షడః పృష్ఠ్య పృష్ఠశ్రహో భవతి షడో భవతి భవతి షడః షడో భవతి షట్ షట్ భవతి షడః షడో భవతి షడ్ షడః ఇతి షడ్ అహ భవతి షట్ షట్ భవతి భవతి షట్ వై వై షట్ భవతి భవతి షట్ వై షట్ వై వై షట్ షట్ వా అర్థవ అర్థవో వై షట్ షట్ వా అర్థవ వా అర్థవ అర్థవో వై వా అర్థవ సంవత్సర సంవత్సర అర్థవో వై వా అర్థవ సంవత్సర అర్థవ సంవత్సర సంవత్సర అర్థవ అర్థవ సంవత్సరస్తంతకు సంవత్సర అర్థవ అర్థవ సంవత్సరస్తం సంవత్సరస్తంతకు సంవత్సర సంవత్సరస్తం మాసా మాసాస్తకు సంవత్సర సంవత్సరస్తం మాసా సంవత్సర ఇది సంవత్సర తమ్ మాసా మాసాస్తంతం మాసా అర్ధమాసా అర్ధమాసా మాసాస్తంతం మాసా అర్ధమాసా మాసా అర్ధమాసా అర్ధమాసా మాసా మాసా అర్ధమాసా అర్థవ అర్థవో అర్ధమాసా మాసా మాసా అర్ధమాసా అర్థవ అర్ధమాసా అర్థవ అర్థవో అర్ధమాసా అర్ధమాసా అర్థవ ప్రవిశ్య ప్రవిశ్యర్థవో అర్ధమాసా అర్ధమాసా అర్థవ ప్రవిశ్య అర్థమాసా ఇత్యర్థ మాసా అర్థవ ప్రవిశ్య ప్రవిశ్యర్థవ అర్థవ ప్రవిశ్య దైవీం దైవీం ప్రవిశ్యర్థవ అర్థవ ప్రవిశ్య దైవీం ప్రవిశ్య దైవీం దైవీం ప్రవిశ్య ప్రవిశ్య దైవీగూ సగుంసదగూ సగుంసదం దైవీం ప్రవిశ్య ప్రవిశ్య దైవీగూ సగుంసదం ప్రవిశ్యేది ప్రవిశ్య దైవీగూ సగుంసదగూ సగుంసదం దైవీం దైవీగూ సగుంసదమగచ్చన్నగచ్చన్ సగుంసదం దైవీం దైవీగూ సగుంసదమగచ్చన్ సగుంసదమగచ్చన్నగచ్చన్ సగుంసదగూ సగుంసదమగచ్చన్ యే గచ్చన్ సగుంసదగూ సగుంసదమగచ్చన్ యే సగుంసద విది సంసదం అగచ్చనయ్యే గచ్చన్నగచ్చనయ ఏమేవయ్యే గచ్చన్నగచ్చనయ ఏమేవయ్యేయం విద్వాగుంసో విద్వాగుంస ఏమయ్యేయ ఏం విద్వాగుంస ఏం విద్వాగుంసో విద్వాగుంస ఏమేవం విద్వాగుంసశ్చతుర్విగుంశతరాత్రం చతుర్విగుంశతరాత్రం విద్వాగుంస ఏమేవం విద్వాగుంసశ్చతుర్విగుంశతరాత్రం విద్వాగుంసశ్చతుర్విగుంశతరాత్రం చతుర్విగుంశతరాత్రం విద్వాగుంసో విద్వాగుంసశ్చతుర్విగుంశతరాత్రమాసద ఆసదే చతుర్విగుంశతరాత్రం విద్వాగుంసో విద్వాగుంసశ్చతుర్విగుంశతరాత్రమాసదే చతుర్విగుంశతరాత్రమాసద ఆసదే చతుర్విగుంశతరాత్రం చతుర్విగుంశతరాత్రమాసదే సంవత్సరగుం సంవత్సరమాసదే చతుర్విగుంశతరాత్రం చతుర్విగుంశతరాత్రమాసదే సంవత్సరం చతుర్విగుంశతిరాత్రమితి చతుర్విగుంశతి రాత్రం ఆసదే సంవత్సరగం సంవత్సరమాసద ఆసదే సంవత్సరమేవైవ సంవత్సరమాసద ఆసదే సంవత్సరమేవ సంవత్సరమేవైవ సంవత్సరగం సంవత్సరమేవ ప్రవిశ్య ప్రవిశ్యైవ సంవత్సరగం సంవత్సరమేవ ప్రవిశ్య సంవత్సరమితి సంవత్సరం ఏవ ప్రవిశ్య ప్రవిశ్యైవైవ ప్రవిశ్యవస్య సీంవస్య సీం ప్రవిశ్యైవైవ ప్రవిశ్యవస్య సీం ప్రవిశ్యవస్య సీంవస్య సీం ప్రవిశ్య ప్రవిశ్యవస్య సీగుం సగుంసదగుం సగుంసదం వస్య సీం ప్రవిశ్య ప్రవిశ్యవస్య సీగుం సగుంసదం ప్రవిశ్యేది ప్రవిశ్య అస్య సీగుం సగుంసదగుం సగుంసదం వస్య సీం వస్య సీగుం సగుంసదం గచ్చంది గచ్చంది సగుంసదం వస్య సీం వస్య సీగుం సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చంది గచ్చంది సగుంసదగుం సగుంసదం గచ్చంది త్రయస్త్రయో గచ్చంది సగుంసదగుం సగుంసదం గచ్చంది త్రయ సగుంసదమిది సంసదం గచ్చంది త్రయస్త్రయో గచ్చంది గచ్చంది త్రయస్త్రయ స్త్రిగుంశాస్త్రయ స్త్రిగుంశాస్త్రయో గచ్చంది గచ్చంది త్రయస్త్రయ స్త్రిగుంశాయస్త్రయ స్త్రిగుంశాస్త్రయ స్త్రిగుంశాస్త్రయస్త్రయస్త్రయ స్త్రిగుంశావస్థాదవస్థాత్రయ స్త్రిగుంశాస్త్రయ స్త్రయస్త్రయ స్త్రిగుంశావస్థాత్ త్రయ స్త్రిగుంశావస్థాదవస్థాత్రయ స్త్రిగుంశాస్త్రయ స్త్రిగుంశావస్థాద్భవంతి భవంత్యవస్థాత్రయ స్త్రిగుంశాస్త్రయ స్త్రిగుంశావస్థాద్భవంతి త్రయస్త్రిగుంశా ఇది త్రయః త్రిగుంశాః అవస్థాద్భవంతి భవంత్యవస్థాదవస్థాద్భవంతి త్రయస్త్రయో భవంత్యవస్థాదవస్థాద్భవంతి త్రయ భవంతి త్రయస్త్రయో భవంతి భవంతి త్రయస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయో భవంతి భవంతి త్రయస్త్రయస్త్రిగుంశాః త్రయస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రయస్త్రయస్త్రిగుంశాః పరస్తాత్పరస్తాత్రయస్త్రిగుంశాస్త్రయస్త్రయస్త్రిగుంశాఃపరస్తాత్ త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రి ఏ త్రయస్త్రిగుంశైస్త్రయస్త్రిగుంశైరేవోభయత త్రయస్త్రిగుంశైరితి త్రయః త్రిగుంశైః ఏవోభయత ఉభయత ఏవైవోభయతోవర్తిమవర్తిమభయత ఏవైవోభయతోవర్తిం ఉభయతోవర్తిమవర్తిమభయత ఉభయోవర్తిం పాప్మానం పాప్మానమవర్తిమభయత ఉభయోవర్తిం పాప్మానం అవర్తిం పాప్మానం పాప్మానమవర్తిమవర్తిం పాప్మానమపహత్య మహత్య పాప్మానమవర్తిమవర్తిం పాప్మానమపహత్య పాప్మానమపహత్యాపహత్య పాప్మానం పాప్మానమపహత్య దైవీం దైవీమపహత్య పాప్మానం పాప్మానమపహత్య దైవీం అపహత్య దైవీం దైవీమపహత్యాపహత్య దైవీగూ సగుంసదగూ సగుంసదం దైవీమపహత్యాపహత్య దైవీగూ సగుంసదం అపహత్యేత్యపాహత్య దైవీగూ సగుంసదగూ సగుంసదం దైవీం దైవీగూ సగుంసదం మధ్యతో మధ్యద సగుంసదం దైవీం దైవీగూ సగుంసదం మధ్యద సగుంసదం మధ్యతో మధ్యద సగుంసదగూ సగుంసదం మధ్యతో గచ్చంది గచ్చంది మధ్యద సగుంసదగూ సగుంసదం మధ్యతో గచ్చంది సగుంసదమిది సంసదం మధ్యతో గచ్చంది గచ్చంది మధ్యతో మధ్యతో గచ్చంది పృష్టాని పృష్టాని గచ్చంది మధ్యతో మధ్యతో గచ్చంది పృష్టాని గచ్చంది పృష్టాని పృష్టాని గచ్చంది గచ్చంది పృష్టాని పృష్టాని గచ్చంది గచ్చంది పృష్టాని పృష్టాని పృష్టాని పృష్టాని దైవీ దైవీ పృష్టాని పృష్టాని దైవీ దైవీ దైవీ దైవీ సగుంసత్ సగుంసత్ దైవీ దైవీ సగుంసత్ దైవీ సగుంసత్ సగుంసత్ దైవీ దైవీ సగుంసత్ జామి జామి సగుంసత్ దైవీ దైవీ సగుంసత్ జామి సగుంసత్ జామి జామి సగుంసత్ సగుంసత్ జామి వై వై జామి సగుంసత్ సగుంసత్ జామి వై సగుంసదితి సంసద్ జామి వై వై జామి జామి వా ఏతదేతద్వై జామి జామి వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్ కుర్వంతి కుర్వంతి ఏతద్వై వా ఏతత్ కుర్వంతి ఏతత్ కుర్వంతి కుర్వంతి ఏతదేతత్ కుర్వంతి యద్యత్ కుర్వంతి ఏతదేతత్ కుర్వంతి యద్ కుర్వంతి యద్యత్ కుర్వంతి కుర్వంతి యత్ర యస్త్రయో యత్ కుర్వంతి కుర్వంతి యత్రయః యత్ర యస్త్రయో యద్యత్రయస్త్రయస్త్రిగుంషాస్త్రయస్త్రిగుంషాస్త్రయోయద్యత్రయస్త్రయస్త్రిగుంషాః త్రయస్త్రయస్త్రిగుంషాస్త్రయస్త్రిగుంషాస్త్రయస్త్రయస్త్రయస్త్రిగుంషాస్త్రయస్త్రయస్త్రిగుంషాన్వంచోన్వంచస్త్రయస్త్రిగుంషాస్త్రయస్త్రిగుంషాన్వంచోమధ్యే మధ్యే అన్వంచస్త్రయస్త్రిగుంషాస్త్రయస్త్రిగుంషాన్వంచోమధ్యే మధ్యే అన్వంచస్త్రయస్త్రిగుంషాస్త్రయస్త్రిగుంషాన్వంచోమధ్యే మధ్యేనిరుక్తోనిరుక్తోమధ్యేనిరుక్తోభవతిభవత్యనిరుక్తోనిరుక్తోభవతితేనదేనభవత్యనిరుక్తోనిరుక్తోభవతితేన అనిరుక్తైత్యనిః ఉక్తః భవతితేనదేనభవతిభవతితేనాజామ్యజామితేనభవతిభవతితేనాజామి తేనాజామ్యజామితేనతేనాజామ్యూర్ధ్వాన్యూర్ధ్వాన్యజామితేనతేనాజామ్యూర్ధ్వాని ఊర్ధ్వాన్యూర్ధ్వాన్యజామ్యజామ్యూర్ధ్వాని పృష్టాని పృష్టాన్యూర్ధ్వాన్యజామ్యజామ్యూర్ధ్వాని పృష్టాని ఊర్ధ్వాని పృష్టాని పృష్టాన్యూర్ధ్వాన్యూర్ధ్వాని పృష్టాని భవంతి భవంతి పృష్టాన్యూర్ధ్వాన్యూర్ధ్వాని పృష్టాని భవంతి పృష్టాని భవంతి పృష్టాని పృష్టాన్యూర్ధ్వా ఊర్ధ్వా భవంతి పృష్టాని పృష్టాన్యూర్ధ్వా భవంచోర్ధ్వా ఊర్ధ్వా భవంతి భవంచోర్ధ్వాశ్చందోమాశ్చందోమా ఊర్ధ్వా భవంతి భవంచోర్ధ్వాశ్చందోమా ఊర్ధ్వాశ్చందోమాశ్చందోమా ఊర్ధ్వా ఊర్ధ్వాశ్చందోమా ఉభాభ్యాం ఛందోమా ఉభాభ్యాం ఉభాభ్యాం ఛందోమాశ్చందోమా ఉభాభ్యాగం రూపాభ్యాగం రూపాభ్యాం ఉభాభ్యాగం రూపాభ్యాగం రూపాభ్యాగం రూపాభ్యాగం సువర్గం సువర్గం రూపాభ్యాం ఉభాభ్యాం ఉభాభ్యాగం రూపాభ్యాగం సువర్గం

వైత్రేస్త్రిగుంశాస్త్రేస్త్రిగుంశా వై వైత్రేస్త్రిగుంశా ఆత్మాత్మాత్రేస్త్రిగుంశా వై వైత్రేస్త్రిగుంశా ఆత్మా త్రయస్త్రిగుంశా ఆత్మాత్మాత్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశా ఆత్మా పృష్టాని పృష్టాన్యాత్మాత్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశా ఆత్మా పృష్టాని త్రయస్త్రిగుంశా ఇది త్రయ త్రిగుంశాః ఆత్మా పృష్టాని పృష్టాన్యాత్మాత్మా పృష్టాన్యాత్మన ఆత్మనే పృష్టాన్యాత్మాత్మా పృష్టాన్యాత్మనే పృష్టాన్యాత్మన ఆత్మనే పృష్టాని పృష్టాన్యాత్మన ఏవైవాత్మనే పృష్టాని పృష్టాన్యాత్మన ఏవ ఆత్మన ఏవైవాత్మన ఆత్మన ఏవ దత్త దేవాత్మన ఆత్మన ఏవ తత్ ఏవ దత్త దేవైవ తద్యజమానా యజమానాస్తదేవైవ తద్యజమానాజమానా యజమానాస్తద్యజమానాశర్మ శర్మ యజమానాస్తద్యజమానాశర్మ యజమానాశర్మ శర్మ యజమానా యజమానాశర్మ నహ్యందే నహ్యందే శర్మ యజమానా యజమానాశర్మ నహ్యందే శర్మ నహ్యంతే నహ్యంతే శర్మ శర్మ నహ్యంతేనాత్యానాత్వీ నహ్యంతే శర్మ శర్మ నహ్యంతేనాత్వీ నహ్యంతేనాత్యానాత్వీ నహ్యంతే నహ్యంతేనాత్వీ బృహద్రథంతరాభ్యాం బృహద్రథంతరాభ్యామనా ఆర్తీ నహ్యంతే నహ్యంతేనాత్వీ బృహద్రథంతరాభ్యాం అనాత్యే బృహద్రథంతరాభ్యాం బృహద్రథంతరాభ్యామనా ఆర్త్యా అనాత్యే బృహద్రథంతరాభ్యాయంతి బృహద్రథంతరాభ్యామనా ఆర్త్యా అనాత్యే బృహద్రథంతరాభ్యాయంతి బృహద్రథంతరాభ్యాయంతి బృహద్రథంతరాభ్యాం బృహద్రథంతరాభ్యాయంతియమియంతి బృహద్రథంతరాభ్యాం బృహద్రథంతరాభ్యాయంతియం బృహద్రథంతరాభ్యామితి బృహద్రథంతరాభ్యాం ఎంతీయమియంతియంతీయం వావ వావేయంతియంతీయం వావ ఇయం వావ వావేయమియం వావరసంతరకమలసంతరం వావేయమియం వావరసంతరం వావరసంతరకమలసంతరం వావ వావరసంతరమసావసౌరసంతరం వావ వావరసంతరమసౌ రథంతరమసావసౌరసంతరకమలసంతరమసౌ బృహద్ బృహదసౌరసంతరకమలసంతరమసౌ బృహద్ రథంతరమిదిరథంతరం అసౌ బృహద్ బృహదసావసౌ బృహదాభ్యామాభ్యాం బృహదసావసౌ బృహదాభ్యాం బృహదాభ్యామాభ్యాం బృహద్ బృహదాభ్యామేవైవాభ్యాం బృహద్ బృహదాభ్యామేవ ఆభ్యామేవైవాభ్యామాభ్యామేవయంతియంచేవాభ్యామాభ్యామేవయంతి ఏవయంతియంచేవైవయంచథో అథోయంచేవైవయంచథో యంచథో అథోయంతి యంచథో అనయోరణయోరథోయంతియంచథో అనయోః అథో అనయోరణయోరథో అథో అనయోరేవైవానయోరథో అథో అనయోరేవ అథో ఇత్యథో అనయోరేవైవానయోరణయోరేవ ప్రతిప్రత్యేవానయోరణయోరేవ ప్రతి ఏవ ప్రతిప్రత్యేవైవ ప్రతిష్ఠంతి నిష్ఠంతి ప్రత్యేవైవ ప్రతిష్ఠంతి ప్రతిష్ఠంతి నిష్ఠంతి ప్రతిష్ఠంజేతే ఏతే నిష్ఠంతి ప్రతిష్ఠంజేతే నిష్ఠంజేతే ఏతే నిష్ఠంతి నిష్ఠంజేతే వైవ ఏతే నిష్ఠంతి నిష్ఠంజేతే వై ఏతే వైవ ఏతే ఏతే వై యజ్ఞస్య యజ్ఞస్య వా ఏతే ఏతే వై యజ్ఞస్య ఏతే ఇత్యేతే వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్యాంజసాయని అంజసాయని యజ్ఞస్య వై వై యజ్ఞస్యాంజసాయని యజ్ఞస్యాంజసాయని అంజసాయని యజ్ఞస్య యజ్ఞస్యాంజసాయని శృతి శృతి అంజసాయని యజ్ఞస్య యజ్ఞస్యాంజసాయని శృతి అంజసాయని శృతి శృతి అంజసాయని అంజసాయని శృతిదాభ్యాం దాభ్యాగ శృతి అంజసాయని అంజసాయని శృతిదాభ్యాం అంజసాయనీత్యంజసాయని శృతిదాభ్యాం దాభ్యాగ శృతి శృతిదాభ్యామేవైవ దాభ్యాగ శృతి శృతిదాభ్యామేవ శృతి ఇది శృతి తాభ్యామేవైవతాభ్యాంతాభ్యామేవ సువర్గకంసు వర్గమేవ తాభ్యాంతాభ్యామేవ సువర్గం ఏవ సువర్గకంసు వర్గమేవైవ సువర్గం లోకం లోకకంసు వర్గమేవైవ సువర్గం లోకం సువర్గం లోకం లోకకంసు వర్గకంసు వర్గం లోకం యంతి యంతి లోకకంసు వర్గకంసు వర్గం లోకం యంతి సువర్గమితి సువాహకం లోకం యంతి యంతి లోకం లోకం యంతి పరాంచః పరాంచో యంతి లోకం లోకం యంతి పరాంచః ఇంది పరాంచః పరాంచో ఇంద్రియంతి పరాంచో వై వై పరాంచో ఇంద్రియంతి పరాంచో వై పరాంచో వై వై పరాంచః పరాంచో వా ఏత ఏతే వై పరాంచః పరాంచో వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతేసు వర్గకంసు వర్గం ఏతే వై వా ఏతేసు వర్గం ఏతేసు వర్గకంసు వర్గం ఏత ఏతేసు వర్గం లోకం లోకకంసు వర్గం ఏత ఏతేసు వర్గం లోకం స్వర్గం లోకం లోకకంసు వర్గకంసు వర్గం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి లోకకంసు వర్గకంసు వర్గం లోకమభ్యారోహంతి స్వర్గమితి సువాహకం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి ఏ అభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి ఏ అభ్యారోహంతి ఏభ్యారోహంత్యభ్యారోహంతి ఏ పరాచీనాని పరాచీనాని ఏభ్యారోహంత్యభ్యారోహంతి ఏ పరాచీనాని అభ్యారోహంతీత్యభి ఆరోహంతి ఏ పరాచీనాని పరాచీనాని ఏ పరాచీనాని పృష్ఠాని పృష్ఠాని పరాచీనాని ఏ పరాచీనాని పృష్ఠాని పరాచీనాని పృష్ఠాని పృష్ఠాని పరాచీనాని పరాచీనాని పృష్ఠాన్ని భయంతి భయంతి పృష్ఠాని పరాచీనాని పరాచీనాని పృష్ఠాన్ని భయంతి పృష్ఠాన్ని భయంతి భయంతి పృష్ఠాని పృష్ఠాన్ని భయంతి ప్రత్యంగ ప్రత్యంగ భయంతి పృష్ఠాని పృష్ఠాన్ని భయంతి ప్రత్యంగ ఉపయంతి ప్రత్యం ప్రత్యంగు భయంతి భయంతి ప్రత్యంగు భయంతి భయంతి ప్రత్యంగేత్యుపాయంతి ప్రత్యంక్షర ప్రత్యం ప్రత్యంక్షరోతి భవతి షడ ప్రత్యం ప్రత్యంక్షరోతి షడోతి భవతి షడోతి ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యై భవతి షడోతి ప్రత్యవరోఢ్యై షడ ఇది షడ్ ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యై భవతి భవతి ప్రత్యవరోఢ్యా అథో అథో ప్రత్యవరోఢ్యై భవతి భవతి ప్రత్యవరోఢ్యా అథో ప్రత్యవరోఢ్యా అథో అథో ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యా అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యా అథో ప్రతిష్ఠితి ప్రత్యవరోఢ్యా ప్రతి అవరోఢ్యై అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఉభయోరుభయో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఉభయో అథో ఇత్యథో ప్రతిష్ఠిత్యా ఉభయోరుభయో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉభయోర్లోకయోర్లోకయోరుభయో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉభయోర్లోకయో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతి ఉభయోర్లోకయోర్లోకయోర్లోకయోర్ధ్వ తిష్టంది త్రివృతస్త్రివృతస్తిష్టంది తిష్టంది త్రివృతోధ్యధి త్రివృతస్తిష్టంది తిష్టంది త్రివృతోధి త్రివృతోధ్యధి త్రివృతస్త్రివృతోధి త్రివృతం త్రివృతమధి త్రివృతస్త్రివృతోధి త్రివృతం త్రివృతీ త్రీవృత అధి త్రివృతం త్రివృతమధ్యధి త్రివృతముప త్రివృతమధ్యధి త్రివృతముప త్రివృతముప త్రివృతం త్రివృతముపయంతి యంత్యుప త్రివృతం త్రివృతముపయంతి త్రివృతమిది త్రీవృతం ఉపయంతి యంత్యుపోపయంతి స్తోమానాగస్తోమానాయ్యంత్యుపోపయంతి స్తోమానాయంతి స్తోమానాగస్తోమానాయ్యంతియంతి స్తోమానాకం సంపత్యై సంపత్యై స్తోమానాయంతియంతి స్తోమానాకం సంపత్యై స్తోమానాకం సంపత్యై సంపత్యై స్తోమానాగస్తోమానాకం సంపత్యై ప్రభవాయ ప్రభవాయ సంపత్యై స్తోమానాగస్తోమానాకం సంపత్యై ప్రభవాయ సంపత్యై ప్రభవాయ ప్రభవాయ సంపత్యై సంపత్యై ప్రభవాయ జ్యోతిర్జ్యోతిః ప్రభవాయ సంపత్యై సంపత్యై ప్రభవాయ జ్యోతిః సంపత్యా ఇది సంపత్యై ప్రభవాయ జ్యోతిర్జ్యోతిః ప్రభవాయ జ్యోతిరగ్నిష్టోమో అగ్నిష్టోమో జ్యోతిః ప్రభవాయ జ్యోతిరగ్నిష్టోమః ప్రభవాయేతి ప్రభవాయ జ్యోతిరగ్నిష్టోమో అగ్నిష్టోమో జ్యోతిర్జ్యోతిరగ్నిష్టోమో భవతి భవత్యగ్నిష్టోమో జ్యోతిర్జ్యోతిరగ్నిష్టోమో భవతి అగ్నిష్టోమో భవతి భవత్యగ్నిష్టోమో అగ్నిష్టోమో భవత్యయమయం భవత్యగ్నిష్టోమో అగ్నిష్టోమో భవత్యయం అగ్నిష్టోమ ఇత్యగ్నే స్తోమ భవత్యయమయం భవతి భవత్యయం వావ వావాయం భవతి భవత్యయం వావ అయం వావ వావాయమయం వావ సస వావాయమయం వావ స వావస వావ వావసక్షయ క్షయస్ స వావ వావసక్షయ స క్షయ క్షయస్ స క్షయోస్మాదస్మాత్ క్షయస్ స క్షయోస్మాద్ క్షయోస్మాదస్మాత్ క్షయ క్షయోస్మాదేవైవాస్మాత్ క్షయ క్షయోస్మాదేవ అస్మాదేవైవాస్మాదస్మాదేవతేన తేనైవాస్మాదస్మాదేవతేన దేవతేన తేనైవైవ తేన క్షయాత్క్షయాత్తేనైవైవేన క్షయాత్ తేన క్షయాక్షయాత్తేన తేన క్షయాన్నక్షయాత్తేన తేన క్షయాన్న క్షయాన్నక్షయాక్షయాన్నయంతి యంతి నక్షయాక్షయాన్నయంతి నయంతి యంతి నలయంతి చతుర్విమోషిత రాత్రశ్చతుర్విమోషిత రాత్రో యంతి నలయంతి చతుర్విమోషిత రాత్ర యంత్ చతుర్విగోషితరాత్రశ్చతుర్విగోషితరాత్రో యంత్యయంత్ చతుర్విగోషితరాత్రో భవతి భవతి చతుర్విగోషితరాత్రో యంత్యయంత్ చతుర్విగోషితరాత్రో భవతి చతుర్విగోషితరాత్రో భవతి భవతి చతుర్విగోషితరాత్రశ్చతుర్విగోషితరాత్రో భవతి చతుర్విగోషతిశ్చతుర్విగోషతిర్భవతి చతుర్విగోషితరాత్రశ్చతుర్విగోషితరాత్రో భవతి చతుర్విగోషతి చతుర్విగోషతిరాత్ర ఇది చతుర్విగోషతి రాత్ర భవతి చతుర్విగోషతిశ్చతుర్విగోషతిర్భవతి భవతి చతుర్విగోషతిరర్థమాసార్ధమాసాశ్చతుర్విగోషతిర్భవతి భవతి చతుర్విగోషతిరర్థమాసాః చతుర్విగోషతిరర్థమాస అర్ధమాసాశ్చతుర్విగోషతిశ్చతుర్విగోషతిర్ధమాసాః సంవత్సరః సంవత్సరోర్ధమాసాశ్చతుర్విగోషతిశ్చతుర్విగోషతిర్ధమాసాః సంవత్సరః చతుర్విగోషతిరిది చతుః విగోషతిః అర్ధమాసాః సంవత్సరః సంవత్సరోర్ధమాసాః అర్ధమాసాశ్చ సంవత్సరః అర్ధమాస ఇత్యర్ధమాసాః సంవత్సరః సంవత్సరః సంవత్సర ఇది సంవత్సరః సంవత్సరస్సు వర్గస్సు వర్గస్ సంవత్సరస్ సంవత్సరస్సు వర్గో లోకో లోకస్సు వర్గస్ సంవత్సరస్ సంవత్సరస్సు వర్గో లోక సంవత్సర ఇది సంవత్సరః స్వర్గో లోకో లోకస్సు వర్గస్సు వర్గో లోక సంవత్సరే సంవత్సరే లోకస్సు వర్గస్సు వర్గో లోక సంవత్సరే సువర్గ ఇది సువహాగ్రహ లోక సంవత్సరే సంవత్సరే లోకో లోక సంవత్సర ఏవైవ సంవత్సరే లోకో లోక సంవత్సర ఏవ సంవత్సర ఏవైవ సంవత్సరే సంవత్సర ఏవ సువర్గే సువర్గ ఏవ సంవత్సరే సంవత్సర ఏవ సువర్గే సంవత్సర ఇది సంవత్సరే ఏవ సువర్గే సువర్గ ఏవైవ సువర్గే లోకే లోకే సువర్గ ఏవైవ సువర్గే లోకే సువర్గే లోకే లోకే సువర్గే సువర్గే లోకే ప్రతి ప్రతి లోకే సువర్గే సువర్గే లోకే ప్రతి సువర్గ ఇది సువహాగే లోకే ప్రతి ప్రతి లోకే లోకే ప్రతి తిష్టంది తిష్టంది ప్రతి లోకే లోకే ప్రతి తిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది సో అథో తిష్టంది ప్రతి ప్రతిష్టంది సో తిష్టంది సో అథో తిష్టంది తిష్టంది సో చతుర్విగోషిత్యక్షరా చతుర్విగోషిత్యక్షరాథో తిష్టంది తిష్టంది సో చతుర్విగోషిత్యక్షరా అథో చతుర్విగోషిత్యక్షరా చతుర్విగోషిత్యక్షరాథో అథో చతుర్విగోషిత్యక్షరా గాయత్రీ గాయత్రీ చతుర్విగోషిత్యక్షరాథో అథో చతుర్విగోషిత్యక్షరా గాయత్రీ అథో ఇత్యథో చతుర్విగోషిత్యక్షరా గాయత్రీ గాయత్రీ చతుర్విగోషిత్యక్షరా చతుర్విగోషిత్యక్షరా గాయత్రీ చతుర్విగోషిత్యక్షరే చతుర్విగోషతి అక్షరా గాయత్రీ గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం గాయత్ర్యా గాయత్ర్యా బ్రహ్మవర్చసం గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం గాయత్ర్యా బ్రహ్మవర్చసం గాయత్ర్యా గాయత్ర్యా బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యైవైవ గాయత్ర్యా బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యైవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం గాయత్ర్యైవైవ గాయత్ర్యా గాయత్ర్యైవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ గాయత్ర్యా గాయత్ర్యైవ బ్రహ్మవర్చసం ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమవావ బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమవావ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవరుంధతే రుంధదేవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవరుంధతే బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం అవరుంధతే రుంధతే వావరుంధతేతి రాత్రావతి రాత్రో రుంధతే వావరుంధతేతి రాత్రో రుంధతేతి రాత్రావతి రాత్రో రుంధతే రుంధతేతి రాత్రావభితోభితోతి రాత్రో రుంధతే రుంధతేతి రాత్రావభిత అతిరాత్రావభితోభితోతి రాత్రావతి రాత్రావభితో భవతో భవతోభితోతి రాత్రావతి రాత్రావభితో భవత అతిరాత్రావిత్యది రాత్రౌ అభితో భవతో భవతోభితోభితో భవతో బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య భవతోభితోభితో భవతో బ్రహ్మవర్చసస్య భవతో బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య భవతో భవతో బ్రహ్మవర్చసస్య పరిగృహీత్యై పరిగృహీత్యై బ్రహ్మవర్చసస్య భవతో భవతో బ్రహ్మవర్చసస్య పరిగృహీత్యై బ్రహ్మవర్చసస్య పరిగృహీత్యై పరిగృహీత్యై బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య పరిగృహీత్యై బ్రహ్మవర్చసస్యేతి బ్రహ్మవర్చసస్య పరిగృహీత్యా పరిగృహీత్యై అక్షావై వా అర్క్షక్షా వా ఇయమియం వా అర్క్షక్షా వా ఇయం వా ఇయమియం వై వా ఇయమలోమకా లోమకేయం వై వా ఇయమలోమకా ఇయమలోమకా లోమకేయమియమలోమకా సీదా సీద లోమకేయమియమలోమకా సీద్ అలోమకా సీదా సీద లోమకా లోమకా సీత్సా సా సీద లోమకా లోమకా సీత్సా ఆసీత్సా సా సీదా సీత్సా కామయత కామయత సా సీదా సీత్సా కామయత సా కామయత కామయత సా సా కామయత ఔషధీభిరోషధీభిర కామయత సా సా కామయత ఔషధీభిః ఓషధీభిరోషధీభిరకామయతాకామయతౌషధీభిర్వనస్పతిభిర్వనస్పతిభిరోషధీభిరకామయతాకామయతౌషధీభిర్వనస్పతిభిః ఓషధీభిరిత్యోషధీభిః వనస్పతిభిప్రవణస్పతిభిర్వనస్పతిభిప్రజాయేయజాయేయప్రవణస్పతిభిర్వనస్పతిభిప్రజాయేయ వనస్పతిభిర్దివనస్పతిభిః ప్రజాయేయజాయేయప్రప్రజాయేయేతి జాయేయేతీతి జాయేయజాయేయేతి సాసేతి జాయేయజాయేయేతి సా ఇతి సాసేతీతి సైతారేతాస్యాతీతి సైతాః సైతా ఏతాస్సా సైతాస్త్రిగుంశతం త్రిగుంశతమేతాస్సా సైతాస్త్రిగుంశతం ఏతాస్త్రిగుంశతం త్రిగుంశతమేత ఏతాస్త్రిగుంశతగోరాత్రిరాత్రిస్త్రిగుంశతమేత ఏతాస్త్రిగుంశతగోరాత్రిః త్రిగుంశతగోరాత్రిరాత్రిస్త్రిగుంశతం త్రిగుంశతగోరాత్రిరవశ్యరవశ్యద్రాత్రిస్త్రిగుంశతం త్రిగుంశతగోరాత్రిరవశ్యద్ రాత్రిరవశ్యదవశ్యద్రాత్రిరాత్రిరవశ్యత్తదస్తవశ్యద్రాత్రిరవశ్యత్తదస్తవశ్యదవశ్యత్తదో వై వైతతో పశ్యదవశ్యత్తదో వై తతో వై వైతదస్తతో వా ఇయమియం వైతదస్తతో వా ఇయమ్ వా ఇయమియం వై వా ఇయమోషధీభిరోషధీభిరియం వై వా ఇయమోషధీభిః ఇయమోషధీభిరోషధీభిరియమియమోషధీభిర్వనస్పతిభిర్వనస్పతిభిరోషధీభిరియమియమోషధీభిర్వనస్పతిభిః ఓషధీభిర్వనస్పతిభిర్వనస్పతిభిరోషధీభిరోషధీభిర్వనస్పతిభిప్రవణస్పతిభిరోషధీభిరోషధీభిర్వనస్పతిభిప్రా ఓషధీభిరిత్యోషధీభిః వనస్పతిభిప్రవణస్పతిభిర్వనస్పతిభిప్రాజాయతాజాయదప్రవణస్పతిభిర్వనస్పతిభిప్రాజాయత ప్రజాకామాః ప్రజాకామాయే జాయతాజాయతయే ప్రజాకామాః ప్రజాకామాయే ప్రజాకామాః పశుకామాః పశుకామాః ప్రజాకామాయే ప్రజాకామాః పశుకామాః ప్రజాకామాః పశుకామాః పశుకామాస్యస్య పశుకామాః ప్రజాకామాః ప్రజాకామాః పశుకామాస్యః ప్రజాకామాశుకామాశుకామాశుస్తేస్యుస్తాసీరన్నాసీరన్నేతాసీరన్ ఆసీరన్ ప్రప్రాసీరన్నాసీరన్ ప్రైవైవ ప్రాసీరన్నాసీరన్ ప్రైవ ప్రైవైవ ప్రప్రైవ జాయంతే జాయంత ఏవ ప్రప్రైవ జాయంతే ఏవ జాయంతే జాయంత ఏవైవ జాయంతే ప్రజయా ప్రజయా జాయంత ఏవైవ జాయంతే ప్రజయా జాయంతే ప్రజయా ప్రజయా జాయంతే జాయంతే ప్రజయా పశుభిః పశుభిః ప్రజయా జాయంతే జాయంతే ప్రజయా పశుభిః ప్రజయా పశుభిః ప్రజయా పశుభిర్యమియం పశుభిః ప్రజయా పశుభిర్యమియం పశుభిః పశుభిర్యమియం వైవ ఇయం పశుభిః పశుభిర్యమియం వై పశుభిరితి పశుభిః ఇయం వైవ ఇయమియం వా అక్షుద్ధ్యదక్షుద్ధ్యద్వా ఇయమియం వా అక్షుద్ధ్యదక్షుద్ధ్యద్వైవ అక్షుద్ధ్యత్సా సాక్షుద్ధ్యద్వైవ అక్షుద్ధ్యత్సా అక్షుద్ధ్యత్సా సాక్షుద్ధ్యదక్షుద్ధ్యత్సైతామేతాగుంసాక్షుద్ధ్యదక్షుద్ధ్యత్సైతాం సైతామేతాగుంసా సైతాం విరాజం విరాజమేతాగుంసా సైతాం విరాజం ఏతాం విరాజం విరాజమేతాం విరాజమపశ్యద్ విరాజమేతాం విరాజమపశ్యద్ విరాజమపశ్యద్ విరాజం విరాజమపశ్యత్తాం తామపశ్యద్ విరాజం విరాజమపశ్యత్తాం విరాజమితి వీరాజం అవశ్యత్తాంతామపశ్యదవశ్యత్తామాత్మన్నాత్మన్తామపశ్యదవశ్యత్తామాత్మన్ అన్నాద్యమవా వాన్నాద్యమన్నాద్యమవారుంధా రుంధా వాన్నాద్యమన్నాద్యమవారుంధా అన్నాద్యమిత్యన్నా అద్యం అపారుంధా రుంధావాపారుంధౌషధీరౌషధీరరుంధావాపారుంధౌషధీ అరుంధౌషధీరోషధీరరుంధారుంధౌషధీర్వనస్పతీనోషధీరరుంధారుంధౌషధీర్వనస్పతీనోషధీర్వనస్పతీన్ ప్రజాం వనస్పతీనోషధీరోషధీర్వనస్పతీన్ ప్రజాం వనస్పతీన్ ప్రజాం ప్రజాం వనస్పతీన వనస్పతీన్ ప్రజాం పశూన్ పశూన్ ప్రజాం వనస్పతీన వనస్పతీన్ ప్రజాం పశూన్ ప్రజాం పశూన్ పశూన్ ప్రజాం ప్రజాం పశూన్ తేన పశూన్ ప్రజాం ప్రజాం పశూన్ తేన ప్రజామిది ప్రజా పశూన్ తేన తేన పశూన్ పశూన్ తేనవర్ధత వర్ధత తేన పశూన్ పశూన్ తేనవర్ధత తేనవర్ధత వర్ధత తేన తేనవర్ధత సావర్ధత తేన తేనవర్ధత అవర్ధత సావర్ధత వర్ధత సా జయమానం జయమానకు సావర్ధత వర్ధత సా జయమానం సా జయమానం జయమానకు సా జయమానం మహిమానం మహిమానం జయమానకు సా జయమానం మహిమానం జయమానం మహిమానం మహిమానం జయమానం జయమానం మహిమానమగచ్చద గచ్చన్ మహిమానం జయమానం జయమానం మహిమానమగచ్చద మహిమానమగచ్చద గచ్చన్ మహిమానం మహిమానమగచ్చద్యే గచ్చన్ మహిమానం మహిమానమగచ్చద్యే అగచ్చద్యే గచ్చద గచ్చద్య ఏమేవ్యే గచ్చద గచ్చద్య ఏం ఏమేవ్యేయ ఏం విద్వాగుంస విద్వాగుంస ఏమయ్యేయ ఏం విద్వాగుంస ఏం విద్వాగుంస విద్వాగుంస ఏమేవం విద్వాగుంస ఏత ఏత విద్వాగుంస ఏమేవం విద్వాగుంస ఏత విద్వాగుంస ఏత ఏత విద్వాగుంస విద్వాగుంస ఏత ఆసత ఆసత ఏత విద్వాగుంస విద్వాగుంస ఏత ఆసతే ఏత ఆసత ఆసత ఏత ఏత ఆసతే విరాజం విరాజమాసత ఏత ఏత ఆసతే విరాజం ఆసతే విరాజం విరాజమాసత ఆసతే విరాజమేవైవ విరాజమాసత ఆసతే విరాజమేవ విరాజమేవైవ విరాజం విరాజమేవాత్మన్నాత్మన్నేవ విరాజం విరాజమేవాత్మన్న విరాజమితి విరాజం ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ ధిత్వా ధిత్వాత్మన్నేవైవాత్మన్ ధిత్వా ఆత్మన్ ధిత్వా ధిత్వాత్మన్నాత్మన్ ధిత్వాన్నాద్యమన్నాద్యం ధిత్వాత్మన్నాత్మన్ ధిత్వాన్నాద్యం ధిత్వాన్నాద్యమన్నాద్యం ధిత్వా ధిత్వాన్నాద్యమవాన్నాద్యం ధిత్వా ధిత్వాన్నాద్యమవ అన్నాద్యమవాన్నాద్యమన్నాద్యమవరుంధతే రుంధతే వాన్నాద్యమన్నాద్యమవరుంధతే అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధతే రుంధతే వావరుంధతే వర్ధంతే వర్ధంతే రుంధతే వావరుంధతే వర్ధంతే రుంధతే వర్ధంతే వర్ధంతే రుంధతే రుంధతే వర్ధంతే ప్రజయా ప్రజయా వర్ధంతే రుంధతే రుంధతే వర్ధంతే ప్రజయా వర్ధంతే ప్రజయా ప్రజయా వర్ధంతే వర్ధంతే ప్రజయా పశుభిః పశుభిః ప్రజయా వర్ధంతే వర్ధంతే ప్రజయా పశుభిః ప్రజయా పశుభిః పశుభిః ప్రజయా ప్రజయా పశుభిర్జయమానం జయమానం పశుభిః ప్రజయా ప్రజయా పశుభిర్జయమానం ప్రజయేది ప్రజయా పశుభిర్జయమానం జయమానం పశుభిః పశుభిర్జయమానం మహిమానం మహిమానం జయమానం పశుభిః పశుభిర్జయమానం మహిమానం పశుభిరితి పశూభిః జయమానం మహిమానం మహిమానం జయమానం జయమానం మహిమానం గచ్చంతి గచ్చంతి మహిమానం జయమానం జయమానం మహిమానం గచ్చంతి మహిమానం గచ్చంతి గచ్చంతి మహిమానం మహిమానం గచ్చంతి జ్యోతిర్జ్యోతిర్గచ్చంతి మహిమానం మహిమానం గచ్చంతి జ్యోతి గచ్చంతి జ్యోతిర్జ్యోతిర్గచ్చంతి గచ్చంతి జ్యోతిరతి రాత్రోతి రాత్రో జ్యోతిర్గచ్చంతి గచ్చంతి జ్యోతిరతి రాత్ర జ్యోతిరతి రాత్రోతి రాత్రో జ్యోతిర్జ్యోతిరతి రాత్రో భవతి భవత్యతి రాత్రో జ్యోతిర్జ్యోతిరతి రాత్రో భవతి అతిరాత్రో భవతి భవత్యతి రాత్రోతి రాత్రో భవతి సువర్గస్య సువర్గస్య భవత్యతి రాత్రోతి రాత్రో భవతి సువర్గస్య అతిరాత్ర ఇత్యతి రాత్ర భవతి సువర్గస్య సువర్గస్య భవతి భవతి సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య భవతి భవతి సువర్గస్య లోకస్య సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యానుఖ్యాత్యా అనుఖ్యాత్యే లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యానుఖ్యాత్యే సువర్గస్యేతి సువహాగస్య లోకస్యానుఖ్యాత్యా అనుఖ్యాత్యే లోకస్య లోకస్యానుఖ్యాత్యే పృష్ఠ పృష్ఠోనుఖ్యాత్యే లోకస్య లోకస్యానుఖ్యాత్యే పృష్ఠ అనుఖ్యాత్యే పృష్ఠ పృష్ఠోనుఖ్యాత్యా అనుఖ్యాత్యే పృష్ఠశ్రహ శ్రహ పృష్ఠోనుఖ్యాత్యా అనుఖ్యాత్యే పృష్ఠశ్రహ అనుఖ్యాత్యానుఖ్యాత్యే పృష్ఠశ్రహ శ్రహ పృష్ఠ పృష్ఠశ్రహో భవతి భవతి షడ పృష్ఠ పృష్ఠశ్రహో భవతి షడహో భవతి భవతి షడహ శ్రహో భవతి షట్ షట్ భవతి షడహ శ్రహో భవతి షడ్ షడ ఇది షడ్ అహ భవతి షట్ షట్ భవతి భవతి షట్వై వై షట్ భవతి భవతి షట్వై షట్వై వై షట్ షట్ వా అర్థవ అర్థవో వై షట్ షట్ వా అర్థవ వా అర్థవ అర్థవో వై వా అర్థవ షట్ షట్ ఋతవో వై వా అర్థవ షట్ ఋతవ షట్ షట్ ఋతవ అర్థవ షట్ పృష్ఠాని పృష్ఠాని షట్ ఋతవ అర్థవ షట్ పృష్ఠాని షట్ పృష్ఠాని పృష్ఠాని షట్ షట్ పృష్ఠాని పృష్ఠై పృష్ఠై పృష్ఠాని షట్ షట్ పృష్ఠాని పృష్ఠై పృష్ఠాని పృష్ఠై పృష్ఠై పృష్ఠాని పృష్ఠాని పృష్ఠైరేవైవ పృష్ఠై పృష్ఠాని పృష్ఠాని పృష్ఠైరేవ పృష్ఠైరేవైవ పృష్ఠై పృష్ఠైరేవత్తూన్ ఋతూనేవ పృష్ఠై పృష్ఠైరేవత్తూన్ ఏవత్తూన్ ఋతూనేవైవత్తూనన్వారోహన్ జన్వారోహన్ ఋతూనేవైవత్తూనన్వారోహంది అర్థోనన్వారోహన్ జన్వారోహన్ ఋతూన్ ఋతూనన్వారోహన్ ఋతువేదన్వారోహన్ ఋతూన్ ఋతూనన్వారోహన్ ఋతువి అన్వారోహన్ ఋతువేద ఋతువేదన్వారోహన్ జన్వారోహన్ ఋతువి సంవత్సరం సంవత్సరం ఋతువేదన్వారోహన్ జన్వారోహన్ ఋతువి సంవత్సరం అన్వారోహన్యేత్యను ఆరోహన్ని ఋతుభిః సంవత్సరకం సంవత్సరం ఋతుభిర్ ఋతుభిః సంవత్సరం తే సంవత్సరం ఋతుభిర్ ఋతుభిః సంవత్సరం తే అర్థభిరిద్యుతోహి సంవత్సరం తే సంవత్సరకం సంవత్సరం తే సంవత్సరే తే సంవత్సరకం సంవత్సరం తే సంవత్సరే సంవత్సరమిది సంవత్సరం తే సంవత్సరే సంవత్సరే తే సంవత్సర ఏవైవ సంవత్సరే తే సంవత్సర ఏవ సంవత్సర ఏవైవ సంవత్సరే సంవత్సర ఏవ ప్రతి ప్రత్యేవ సంవత్సరే సంవత్సర ఏవ ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టంది తిష్టంది ప్రత్యేవైవ ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది త్రే స్త్రిగుంశాత్రే స్త్రిగుంశాత్ తిష్టంది ప్రతి ప్రతిష్టంది త్రే స్త్రిగుంశాత్ తిష్టంది త్రే స్త్రిగుంశాత్రే స్త్రిగుంశాత్ తిష్టంది తిష్టంది త్రే స్త్రిగుంశాత్రే స్త్రిగుంశం త్రే స్త్రిగుంశం త్రే స్త్రిగుంశాత్ తిష్టంది తిష్టంది త్రే స్త్రిగుంశాత్రే స్త్రిగుంశం త్రే స్త్రిగుంశాత్రే స్త్రిగుంశం త్రే స్త్రిగుంశం త్రే స్త్రిగుంశాత్రే స్త్రిగుంశాత్రే స్త్రిగుంశముపవత్రే స్త్రిగుంశం త్రే స్త్రిగుంశాత్రే స్త్రిగుంశాత్రే స్త్రిగుంశముప త్రయ స్త్రిగుంశాదితి త్రయ త్రిగుంశాద్ త్రయస్త్రిగుంశముపవత్రయస్త్రిగుంశంత్రయస్త్రిగుంశముపయంతి త్రయస్త్రిగుంశమిది త్రయః త్రిగుంశం ఉపయంతి యంత్యుపోపయంతి యజ్ఞస్య యజ్ఞస్య యంత్యుపోపయంతి యజ్ఞస్య యంతి యజ్ఞస్య యజ్ఞస్య యంతి యంతి యజ్ఞస్య సంతత్యై సంతత్యై యజ్ఞస్య యంతి యంతి యజ్ఞస్య సంతత్యై యజ్ఞస్య సంతత్యై సంతత్యై యజ్ఞస్య యజ్ఞస్య సంతత్యా అథో అథో సంతత్యై యజ్ఞస్య యజ్ఞస్య సంతత్యా అథో సంతత్యా అథో అథో సంతత్యై సంతత్యా అథో ప్రజాపతి ప్రజాపతిరథో సంతత్యై సంతత్యా అథో ప్రజాపతి సంతత్యా ఇది సంతతి అథో ప్రజాపతి ప్రజాపతిరథో అథో ప్రజాపతిర్వై వై ప్రజాపతిరథో అథో ప్రజాపతిర్వై అథో ఇత్యథో ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజాపతిర్వై త్రయస్త్రిగుంశస్త్రయ స్త్రిగుంశో వై ప్రజాపతి ప్రజాపతిర్వై త్రయస్త్రిగుంశ ప్రజాపతిరితి ప్రజాపతి వైత్రయస్త్రిగుంశస్త్రయస్త్రిగుంశో వై వైత్రయస్త్రిగుంశ ప్రజాపతి ప్రజాపతింద్రయస్త్రిగుంశో వై వైత్రయస్త్రిగుంశ ప్రజాపతి త్రయస్త్రిగుంశ ప్రజాపతి ప్రజాపతింద్రయస్త్రిగుంశస్త్రయస్త్రిగుంశ ప్రజాపతిమేవైవ ప్రజాపతింద్రయస్త్రిగుంశస్త్రయస్త్రిగుంశ ప్రజాపతిమేవ త్రయస్త్రిగుంశ ఇది త్రయః త్రిగుంశ ప్రజాపతిమేవైవ ప్రజాపతి ప్రజాపతిమేవైవ ప్రజాపతి ప్రజాపతిమేవ ప్రజాపతిమిది ప్రజాపతి ఏవైవైవారభందేరభంధ ఐవైవారభందే ఆరభందేరభంధ ఆరభందే ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యైరభంధ ఆరభందే ప్రతిష్ఠిత్యై రభందే ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యైరభందేరభందే ప్రతిష్ఠిత్యై తృణవస్తృణవః ప్రతిష్ఠిత్యైరభందేరభందే ప్రతిష్ఠిత్యై తృణవః ప్రతిష్ఠిత్యై తృణవస్తృణవః ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై తృణవో భవతి భవతి తృణవః ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై తృణవో భవతి ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై తృణవో భవతి భవతి తృణవస్తృణవో భవతి విజిత్యై విజిత్యై భవతి తృణవస్తృణవో భవతి విజిత్యై తృణవ ఇది త్రీణవః భవతి విజిత్యై విజిత్యై భవతి భవతి విజిత్యా ఏక విగుంశ ఏక విగుంశ విజిత్యై భవతి భవతి విజిత్యా ఏక విగుంశ విజిత్యా ఏక విగుంశ ఏక విగుంశో విజిత్యై విజిత్యా ఏక విగుంశో భవతి భవత్యేక విగుంశో విజిత్యై విజిత్యా ఏక విగుంశో భవతి విజిత్యా ఇది వీజిత్యై ఏక విగుంశో భవతి భవత్యేక విగుంశ ఏక విగుంశో భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవత్యేక విగుంశ ఏక విగుంశో భవతి ప్రతిష్ఠిత్యై ఏక విగుంశ ఇత్యేక విగుంశ భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ఋజమో ఋజమథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ఋజం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో ఋజమో ఋజమథో అథో ఋజమేవైవ ఋజమథో అథో ఋజమేవ అథో ఇత్యథో ఋజమేవైవ ఋజమో ఋజమేవాత్మన్నాత్మన్నేవ ఋజమో ఋజమేవాత్మన్ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ దధతే దధత ఆత్మన్నేవైవాత్మన్ దధతే ఆత్మన్నాత్మన్ దధతే త్రివృత్ త్రివృత్ దధతే త్రివృత్ అగ్నిష్ఠుదగ్నిష్ఠుద్భవతి పాప్మానం భవత్యగ్నిష్ఠుదగ్నిష్ఠుద్భవతి పాప్మానం అగ్నిష్ఠుదిత్యగ్నేస్తుదవతి పాప్మానం భవత్యగ్నిష్ఠుదగ్నిష్ఠుద్భవతి పాప్మానం ఏవైవ పాప్మానం భవతి పాప్మానమేవ పాప్మానమేవైవ పాప్మానం పాప్మానమేవతేన తేనైవ పాప్మానం పాప్మానమేవతేన ఏవతేన తేనైవైవతేన నిర్నిష్టేనైవైవతేననిహి తేన నిర్నిష్టేన తేన నిర్దహందే దహందే నిష్టేన తేన నిర్దహందే నిర్దహందే దహందే తేజస్తేజోథో దహందే దహందే తేజస్తేజోథో దహందే దహందే తేజస్తేజోథో దహందే దహందే తేజస్ అథో తేజస్తేజోథో అథో తేజో వై వై తేజోథో అథో తేజో వై అథో ఇత్యథో తేజో వై వై తేజస్తేజో వై త్రివృత్ త్రివృద్వై తేజస్తేజో వై త్రివృద్వై త్రివృత్ వై వై త్రివృత్తేజస్తేజస్త్రివృద్వై వై త్రివృత్తేజ త్రివృత్తేజస్తేజస్త్రివృత్త్రివృత్తేజ ఏవైవ తేజస్త్రివృత్త్రివృత్తేజ ఏవాత్మన్నాత్మన్నేవ తేజస్తేజ ఏవాత్మన్ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ దధతే దధత ఆత్మన్నేవైవాత్మన్ దధతే ఆత్మన్ దధతే దధత ఆత్మన్నాత్మన్ దధతే పంచదశః పంచదశో దధత ఆత్మన్నాత్మన్ దధతే పంచదశః ఇంద్రస్తోమ ఇంద్రస్తోమః పంచదశో దధతే దధతే పంచదశ ఇంద్రస్తోమః పంచదశ ఇంద్రస్తోమః ఇంద్రస్తోమః పంచదశః పంచదశ ఇంద్రస్తోమో భవతి భవతి ఇంద్రస్తోమః పంచదశః పంచదశ ఇంద్రస్తోమో భవతి పంచదశ ఇది పంచాదశ ఇంద్రస్తోమో భవతి భవతి ఇంద్రస్తోమ ఇంద్రస్తోమో భవతి ఇంద్రియమింద్రియం భవతి ఇంద్రస్తోమ ఇంద్రస్తోమో భవతి ఇంద్రియం ఏక విపుంశో జాయంతే ఏక విపుంశో భవతి భవత్యేక విపుంశో జాయంతే ఏక విపుంశో భవతి ఏక విపుంశో భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవత్యేక విపుంశ ఏక విపుంశో భవతి ప్రతిష్ఠిత్యై ఏక విపుంశ ఇత్యేక విపుంశ భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో రుచమో రుచమథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో రుచమ్ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో రుచమో రుచమథో అథో రుచమేవైవ రుచమథో అథో రుచమేవ అథో ఇత్యథో రుచమేవైవ రుచమో రుచమేవాత్మన్నాత్మన్నేవ రుచమో రుచమేవాత్మన్ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ దధతే దధత ఆత్మన్నేవైవాత్మన్ దధతే ఆత్మందధతే దధత ఆత్మన్నాత్మన్ దధతే చతుర్విపుంశశ్చతుర్విపుంశో దధత ఆత్మన్నాత్మన్ దధతే చతుర్విపుంశః దధతే చతుర్విపుంశశ్చతుర్విపుంశో దధతే దధతే చతుర్విపుంశో భవతి భవతి చతుర్విపుంశో దధతే దధతే చతుర్విపుంశో భవతి చతుర్విపుంశో భవతి భవతి చతుర్విపుంశశ్చతుర్విపుంశో భవతి చతుర్విపుంశతిశ్చతుర్విపుంశతిర్భవతి చతుర్విపుంశశ్చతుర్విపుంశో భవతి చతుర్విపుంశతిః చతుర్విపుంశ ఇది చతుర్విపుంశః భవతి చతుర్విపుంశతిశ్చతుర్విపుంశతిర్భవతి భవతి చతుర్విపుంశతిరర్ధమాసా అర్ధమాసాశ్చతుర్విపుంశతిర్భవతి భవతి చతుర్విపుంశతిరర్ధమాసాః చతుర్విపుంశతిరర్ధమాసా అర్ధమాసాశ్చతుర్విపుంశతిశ్చతుర్విపుంశతిరర్ధమాసా సంవత్సరః సంవత్సరోర్ధమాసాశ్చతుర్విపుంశతిశ్చతుర్విపుంశతిరర్ధమాసా సంవత్సరః చతుర్విపుంశతిరితి చతుర్విపుంశతిః అర్ధమాసా సంవత్సరః సంవత్సరోర్ధమాసా అర్ధమాసాః సంవత్సరః అర్ధమాసా ఇత్యర్ధమాసాః సంవత్సరః సంవత్సరః సంవత్సర ఇది సంవత్సరః సంవత్సరస్సు వర్గస్సు వర్గస్ సంవత్సరస్ సంవత్సరస్సు వర్గో లోకో లోకస్సు వర్గస్ సంవత్సరస్ సంవత్సరస్సు వర్గో లోకః సంవత్సర ఇది సంవత్సరః స్వర్గో లోకో లోకస్సు వర్గస్సు వర్గో లోకస్ సంవత్సరే సంవత్సరే లోకస్సు వర్గస్సు వర్గో లోక సంవత్సరే స్వర్గ ఇది లోక సంవత్సరే సంవత్సరే లోకో లోక సంవత్సర ఏవైవ సంవత్సరే లోకో లోక సంవత్సర ఏవ సంవత్సర ఏవైవ సంవత్సరే సంవత్సర ఏవ సువర్గే సువర్గ ఏవ సంవత్సరే సంవత్సర ఏవ సువర్గే సంవత్సర ఇది సంవత్సరే ఏవ సువర్గే సువర్గ ఏవైవ సువర్గే లోకే లోకే సువర్గ ఏవైవ సువర్గే లోకే సువర్గే లోకే లోకే సువర్గే సువర్గే లోకే ప్రతి ప్రతి లోకే సువర్గే సువర్గే లోకే ప్రతి సువర్గ ఇది సువహే లోకే ప్రతి ప్రతి లోకే లోకే ప్రతిష్ఠంతి తిష్టంతి ప్రతి లోకే లోకే ప్రతిష్ఠంతి ప్రతిష్ఠంతి తిష్టంతి ప్రతి ప్రతిష్టంచుథో అథో తిష్టంతి ప్రతి ప్రతిష్టంచుథో తిష్టంచుథో అథో తిష్టంతి తిష్టంచుథో ఏష ఏషోథో తిష్టంతి తిష్టంచుథో ఏష అథో ఏష ఏషోథో అథో ఏష వైవ ఏషోథో అథో ఏష వై అథో ఇత్యథో ఏష వైవ ఏష ఏష వై విశూవాన్ విశూవాన్ వా ఏష ఏష వై విశూవాన్ వై విశూవాన్ విశూవాన్ వై వై విశూవాన్ విశూవంతో విశూవంతో విశూవాన్ వై వై విశూవాన్ విశూవంత విశూవాన్ విశూవంతో విశూవంతో విశూవాన్ విశూవాన్ విశూవంతో భవంతి భవంతి విశూవంతో విశూవాన్ విశూవాన్ విశూవంతో భవంతి విశూవానితి విశూవాన్ విశూవంతో భవంతి భవంతి విశూవంతో విశూవంతో భవంతి యే యే భవంతి విశూవంతో విశూవంతో భవంతి యే విశూవంత ఇది విశూవంత భవంతి యే యే భవంతి భవంతి య ఏమేవయ్యే భవంతి భవంతి య ఏవం య ఏమేవయ్యేయ ఏవం విద్వాగుంసో విద్వాగుంస ఏవయ్యేయ ఏవం విద్వాగుంస ఏవం విద్వాగుంస విద్వాగుంస ఏమేవం విద్వాగుంస ఏతా ఏతా విద్వాగుంస ఏమేవం విద్వాగుంస ఏతా విద్వాగుంస ఏతా ఏతా విద్వాగుంసో విద్వాగుంస ఏతా ఆసత ఆసత ఏతా విద్వాగుంసో విద్వాగుంస ఏతా ఆసతే ఏతా ఆసత ఆసత ఏతా ఏతా ఆసతే చతుర్విపుంశాత్ చతుర్విపుంశాదాసత ఏతా ఏతా ఆసతే చతుర్విపుంశాత్ ఆసతే చతుర్విపుంశాత్ చతుర్విపుంశాదాసత ఆసతే చతుర్విపుంశాత్ పృష్ఠాని పృష్ఠాని చతుర్విపుంశాదాసత ఆసతే చతుర్విపుంశాత్ పృష్ఠాని చతుర్విపుంశాత్ పృష్ఠాన్ని పృష్ఠాన్ని చతుర్విపుంశాత్ చతుర్విపుంశాత్ పృష్ఠాన్యుపోప పృష్ఠాన్ని చతుర్విపుంశాత్ చతుర్విపుంశాత్ పృష్ఠాన్యుప చతుర్విపుంశాదితి చతుర్విపుంశాత్ పృష్ఠాన్యుపోప పృష్ఠాన్ని పృష్ఠాన్యుపయంతి యంత్యుప పృష్ఠాన్ని పృష్ఠాన్యుపయంతి ఉపయంతి యంత్యుపోపయంతి సంవత్సరే సంవత్సరే యంత్యుపోపయంతి సంవత్సరే యంతి సంవత్సరే సంవత్సరే యంత్యంతి సంవత్సర ఏవైవ సంవత్సరే యంత్యంతి సంవత్సర ఏవ సంవత్సర ఏవైవ సంవత్సరే సంవత్సర ఏవ ప్రతిష్టాయ ప్రతిష్టాయైవ సంవత్సరే సంవత్సర ఏవ ప్రతిష్టాయ సంవత్సర ఇతి సంవత్సరే ఏవ ప్రతిష్టాయ ప్రతిష్టాయైవైవ ప్రతిష్టాయ దేవతా దేవతా ప్రతిష్టాయైవైవ ప్రతిష్టాయ దేవతా ప్రతిష్టాయ దేవతా దేవతా ప్రతిష్టాయ ప్రతిష్టాయ దేవతా అభ్యారోహంత్యభ్యారోహంత్య దేవతా ప్రతిష్టాయ ప్రతిష్టాయ దేవతా అభ్యారోహంతి ప్రతిష్టాయేది ప్రతిష్టాయ దేవతా అభ్యారోహంత్యభ్యారోహంతి దేవతా దేవతా అభ్యారోహంతి త్రయస్త్రిపుంషాత్రయ స్త్రిపుంషాదభ్యారోహంతి దేవతా దేవతా అభ్యారోహంతి త్రయస్త్రిపుంషాద్ అభ్యారోహంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషాదభ్యారోహంత్యభ్యారోహంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషాదభ్యారోహంత్యభ్యారోహంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస త్రికోశం త్రయస్త్రికోశమపయంతి త్రయస్త్రికోశమితి త్రయః త్రికోశం ఉపయంతి జంత్యుపోపయంతి త్రయస్త్రికోంశత్రయస్త్రికోంశ్యంత్యుపోపయంతి త్రయస్త్రికోంశత్ జంత్యత్రయస్త్రికోంశత్రయస్త్రికోంశ్యంతయంతి త్రయస్త్రికోంశద్వై వై త్రయస్త్రికోంశ్యంతయంతి త్రయస్త్రికోంశద్వై త్రయస్త్రికోంశద్వై వై త్రయస్త్రికోంశత్రయస్త్రికోంశద్వై దేవతా దేవతా వై త్రయస్త్రికోంశత్రయస్త్రికోంశద్వై దేవతా ప్రజాసు వృషాణో వృషాణః ప్రజాసు భావో భావః ప్రజాసు వృషాణః ప్రజాసుషాణో వృషాణ ప్రజాసు ప్రజాసుషాణో యద్వృషాణ ప్రజాసు ప్రజాసుషాణో యత్ ప్రజాస్విది ప్రాజాసు వృషాణో యద్వృషాణో వృషాణో యదేత ఏతే యద్వృషాణో వృషాణో యదేత యదేత ఏతే యద్యదేతే స్తోమా స్తోమా ఏతే యద్యదేతే స్తోమా ఏతే స్తోమా స్తోమా ఏత ఏతే స్తోమా వ్యతిశక్తా వ్యతిశక్తా స్తోమా ఏత ఏతే స్తోమా వ్యతిశక్తా స్తోమా వ్యతిశక్తా వ్యతిశక్తా స్తోమా స్తోమా వ్యతిశక్తా భవంతి భవంతి వ్యతిశక్తా స్తోమా స్తోమా వ్యతిశక్తా భవంతి వ్యతిశక్తా భవంతి భవంతి వ్యతిశక్తా వ్యతిశక్తా భవంతి తస్మాత్ తస్మాత్ భవంతి వ్యతిశక్తా వ్యతిశక్తా భవంతి తస్మాత్ వ్యతిశక్తా ఇది వి అతిశక్తా భవంతి తస్మాత్ తస్మాత్ భవంతి భవంతి తస్మాదియమియం తస్మాత్ భవంతి భవంతి తస్మాదియం తస్మాదియమియం తస్మాత్ తస్మాదియమోషధీభిరోషధీభిరియం తస్మాత్ తస్మాదియమోషధీభి సువర్గమితి సువహగం లోకయ్యంతి లోకం లోకయ్యుభయోర్భయోర్యంతి లోకం లోకయ్యుభయో ఉభయోరేభ్య ఏభ్య ఉభయోర్భయోరేభ్యో లోకయోర్లోకయోరేభ్య ఉభయోర్భయోరేభ్యో లోకయోర్లోకయోరేభ్య ఏభ్యో లోకయోః కల్పదే కల్పదే లోకయోరేభ్య ఏభ్యో లోకయోః కల్పదే లోకయోః కల్పదే కల్పదే లోకయోర్లోకయోః కల్పదే త్రిగుంశత్ త్రిగుంశత్ కల్పదే లోకయోర్లోకయోః కల్పదే త్రిగుంశత్ కల్పదే త్రిగుంశత్ త్రిగుంశత్ కల్పదే కల్పదే త్రిగుంశదేత ఏతాస్త్రిగుంశత్ కల్పదే కల్పదే త్రిగుంశదేత త్రిగుంశదేత ఏతాస్త్రిగుంశత్ త్రిగుంశదేతాస్త్రిగుంశదక్షరా త్రిగుంశదక్షరైతాస్త్రిగుంశత్ త్రిగుంశదేతాస్త్రిగుంశదక్షరా ఏతాస్త్రిగుంశదక్షరా త్రిగుంశదక్షరైత ఏతాస్త్రిగుంశదక్షరా విరాట్ విరాట్ త్రిగుంశదక్షరైత ఏతాస్త్రిగుంశదక్షరా విరాట్ త్రిగుంశదక్షరా విరాట్ విరాట్ త్రిగుంశదక్షరా త్రిగుంశదక్షరా విరాడన్నమన్నం విరాట్ త్రిగుంశదక్షరా త్రిగుంశదక్షరా విరాడన్నం త్రిగుంశదక్షరేది త్రిగుంశదక్షరా విరాడన్నమన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడిది విరాట్ అన్నం విరాట్ విరాడన్నమన్నం విరాట్ విరాజ విరాజ విరాడన్నమన్నం విరాట్ విరాజ విరాట్ విరాజ విరాజ విరాట్ విరాట్ విరాజైవ విరాజ విరాట్ విరాట్ విరాజైవ విరాడితి విరాట్ విరాజైవ విరాజ విరాజైవాన్నాద్యమన్నాద్యమేవ విరాజ విరాజైవాన్నాద్యం విరాజేతి విరాజ ఏవాన్నాద్యమన్నాద్యమేవైవాన్నాద్యమవాన్నాద్యమేవైవాన్నాద్యమవ అన్నాద్యమవాన్నాద్యమన్నాద్యమవరుంధతే రుంధతే వాన్నాద్యమన్నాద్యమవరుంధతే అన్నాద్యమిత్యన్న అద్యం అవరుంధతే రుంధతే వావరుంధతేతి రాత్రావతి రాత్రౌ రుంధతే వావరుంధతేతి రాత్రౌ రుంధతేతి రాత్రావతి రాత్రౌ రుంధతే రుంధతేతి రాత్రావభితోభితోతి రాత్రౌ రుంధతే రుంధతేతి రాత్రావభిత రాత్రావభితోభితోతి రాత్రావతి రాత్రావభితో భవతో భవతోభితోతి రాత్రావతి రాత్రావభితో భవత అతిరాత్రావిత్యవి రాత్రౌ అభితో భవతో భవతోభితో భితో భవతోన్నాద్యస్యాన్నాద్యస్య భవతోభితోభితో భవతోన్నాద్యస్య భవతోన్నాద్యస్యాన్నాద్యస్య భవతో భవతోన్నాద్యస్య పరిగృహీత్యై పరిగృహీత్య అన్నాద్యస్య భవతో భవతోన్నాద్యస్య పరిగృహీత్యై అన్నాద్యస్య పరిగృహీత్యై పరిగృహీత్య అన్నాద్యస్యాన్నాద్యస్య పరిగృహీత్యై అన్నాద్యస్యేత్యన్న అద్యస్య పరిగృహీత్యాది పరిగృహీత్యై ప్రజాపతిస్వర్గపుంసవర్గం ప్రజాపతి ప్రజాపతిస్వర్గం లోకం లోకపుంసవర్గం ప్రజాపతి ప్రజాపతిస్వర్గం లోకం ప్రజాపతి ప్రజాపతి సువర్గం లోకం లోకపుంసవర్గపుంసవర్గం లోకమైదైల్లోకపుంసవర్గపుంసవర్గం లోకమయ్యేద్ సువర్గమితి సువహార్గం లోకమైదైల్లోకం లోకమైత్తంతమయ్యేల్లోకం లోకమైత్తం ఐత్తంతమైదైత్తం దేవా దేవాస్తమై దైత్తం దేవా తందేవా దేవాస్తంతం దేవాయేన ఏన ఏన ఏన దేవాస్తంతం దేవాయేన ఏన దేవాయేన ఏన ఏన ఏన దేవా దేవాయేన ఏన ఛందసా ఛందసా ఏన ఏన దేవా దేవాయేన ఏన ఛందసా ఏన ఏన ఛందసా ఛందసా ఏన ఏన ఏన ఏన ఛందసాన్వను ఛందసా ఏన ఏన ఏన ఏన ఛందసాను ఏన ఏనేతి ఏన ఏన ఛందసాన్వను ఛందసా ఛందసాను ప్రప్రాణు ఛందసా ఛందసాను ప్ర అను ప్రాణ్వను ప్రాయుంజతాయుంజత ప్రాణ్వను ప్రాయుంజత ప్రాయుంజతాయుంజత ప్రప్రాయుంజత తేన తేనాయుంజత ప్రప్రాయుంజత తేన అయుంజత తేన తేనాయుంజతాయుంజత తేన నన తేనాయుంజత తేన తేన నన తేన తేన నాప్నువన్నాప్నువన్న తేన తేన నాప్నువన్నాప్నువన్నాప్నువంతే తాప్నువన్న నాప్నువంతే ఆప్నువంతేత ఆప్నువన్నాప్నువంత ఏత ఏతాస్త ఆప్నువన్నాప్నువంత ఏత ఏతాస్తేత ఏతాద్వాత్రిగుంశతం ద్వాత్రిగుంశతమేతాస్తేత ఏతాద్వాత్రిగుంశతం ఏతాద్వాత్రిగుంశతం ద్వాత్రిగుంశతమేత ఏతాద్వాత్రిగుంశతగోరాత్రి రాత్రిద్వాత్రిగుంశతమేత ఏతాద్వాత్రిగుంశతగోరాత్రి ద్వాత్రిగుంశతగోరాత్రి రాత్రిర్ద్వాత్రిగుంశతం ద్వాత్రిగుంశతగోరాత్రిర పశ్యన్న పశ్యన్ రాత్రిర్ద్వాత్రిగుంశతం ద్వాత్రిగుంశతగోరాత్రిర పశ్యన్ రాత్రిర పశ్యన్న పశ్యన్ రాత్రి రాత్రిర పశ్యన్ ద్వాత్రిగుంశదక్షరా ద్వాత్రిగుంశదక్షరా పశ్యన్ రాత్రి రాత్రిర పశ్యన్ ద్వాత్రిగుంశదక్షరా మనుష్యస్య సువర్గస్సు వర్గో మనుష్యస్య మనుష్యస్య సువర్గో లోకో లోకస్సు వర్గో మనుష్యస్య మనుష్యస్య సువర్గో లోక సువర్గో లోకో లోకస్సు వర్గస్సు వర్గో లోకో ద్వాత్రిపుంశద్వాత్రిపుంశల్లోకస్సు వర్గస్సు వర్గో లోకో ద్వాత్రిపుంశవర్గ ఇది సువహార లోకో ద్వాత్రిపుంశద్వాత్రిపుంశల్లోకో లోకో ద్వాత్రిపుంశదేత ఏతాద్వాత్రిపుంశల్లోకో లోకో ద్వాత్రిపుంశదేత సువర్గం లోకం లోకగుంసువర్గమేవ సువర్గం లోకం సువర్గం లోకం లోకపుంసవర్గపుంసవర్గం లోకమభ్యారోహంత్యభ్యారోహంతి లోకపుంసవర్గపుంసవర్గం లోకమభ్యారోహంతి సువర్గమితి సువహార్గం లోకమభ్యారోహంత్యభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యామభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి బృహద్రసంతరాభ్యాం అభ్యారోహంతి బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యామభ్యారోహంత్యభ్యారోహంతి బృహద్రసంతరాభ్యాయంతి బృహద్రసంతరాభ్యామభ్యారోహంత్యభ్యారోహంతి బృహద్రసంతరాభ్యాయంతి అభ్యారోహంతీత్యభి ఆరోహంతి బృహద్రసంతరాభ్యాయంతి బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాయంతి బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాయంతీయం బృహద్రసంతరాభ్యామితి బృహద్రసంతరాభ్యాం యంతీయమియ్యంతి యంతీయం వావ వావేయ్యంతి యంతీయం వావ ఇయం వావ వావేయమియం వావరసంతర గోరసంతరం వావేయమియం వావరసంతరం వావరసంతర గోరసంతరం వావ వావరసంతరమసావసోరసంతరం వావ వావరసంతరమసౌ రసంతరమసావసోరసంతర గోరసంతరమసౌ బృహద్ బృహదసోరసంతర గోరసంతరమసౌ బృహద్ రసంతరమితి రసం సరం అసౌ బృహద్ బృహదసావసో బృహదాభ్యామాభ్యాం బృహదసావసో బృహదాభ్యాం బృహదాభ్యామాభ్యాం బృహద్ బృహదాభ్యామేవైవాభ్యాం బృహద్ బృహదాభ్యామేవ ఆభ్యామేవైవాభ్యామాభ్యామేవయంతిభ్యామాభ్యామేవయంతి ఏవయంతి యంచేవైవయంచథో అథోయంచేవైవయంచథో అథోయంతి యంచథో అనయోరనయోరథోయంతి యంచథో అనయో అథో అనయోరణయోరథో అథో అనయోరేవైవానయోరథో అథో అనయోరేవ అథో ఇత్యథో అనయోరేవైవానయోరణయోరేవ సుభజుకేవానయోరణయోరేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్ఠంతి తిష్టంతి ప్రత్యేవైవ ప్రతిష్ఠంతి ప్రతిష్టంతి తిష్టంతి ప్రతి ప్రతిష్ఠంచేతే ఏతే తిష్టంతి ప్రతి ప్రతిష్ఠంచేతే తిష్టంచేతే ఏతే తిష్టంతి తిష్టంచేతే వైవ ఏతే తిష్టంతి తిష్టంచేతే వై ఏతే వై వా ఏతే ఏతే వై యజ్ఞస్య యజ్ఞస్య వా ఏతే ఏతే వై యజ్ఞస్య ఏతే ఇత్యేతే వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్య అంజసాయని అంజసాయని యజ్ఞస్య వై వై యజ్ఞస్య అంజసాయని యజ్ఞస్య అంజసాయని అంజసాయని యజ్ఞస్య యజ్ఞస్య అంజసాయని శృతి శృతి అంజసాయని యజ్ఞస్య యజ్ఞస్య అంజసాయని శృతి అంజసాయని శృతి శృతి అంజసాయని అంజసాయని శృతీదాభ్యాంతాభ్యాగుశ్రుతి అంజసాయని అంజసాయని శృతీదాభ్యాం అంజసాయని ఇత్యంజసాయని శృతీదాభ్యాంతాభ్యాగుశ్రుతి శృతీదాభ్యామేవైవతాభ్యాగుశ్రుతి శృతీదాభ్యామేవ శృతి ఇది శృతి తాభ్యామేవైవతాభ్యాంతాభ్యామేవ సువర్గపూ సువర్గమేవ తాభ్యాంతాభ్యామేవ సువర్గం ఏవ సువర్గపూ సువర్గమేవైవ సువర్గం లోకం లోకపూ సువర్గమేవైవ సువర్గం లోకం సువర్గం లోకం లోకపూ సువర్గపూ సువర్గం లోకయ్యంతి యంతి లోకపూ సువర్గపూ సువర్గం లోకయ్యంతి సువర్గమితి సువహాగం లోకయ్యంతి యంతి లోకం లోకయ్యంతి పరాహాంచ పరాహాంచోయంతి లోకం లోకయ్యంతి పరాహాంచ యంతి పరాహాంచ పరాహాంచోయంతి యంతి పరాహాంచో వై వై పరాహాంచోయంతి యంతి పరాహాంచో వై పరాహాంచో వై వై పరాహాంచ పరాహాంచో వా ఏత ఏతే వై పరాహాంచ పరాహాంచో వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే సువర్గపూ సువర్గమేతే వై వా ఏతే సువర్గం ఏతే సువర్గపూ సువర్గమేత ఏతే సువర్గం లోకం లోకపూ సువర్గమేత ఏతే సువర్గం లోకం సువర్గం లోకం లోకపూ సువర్గపూ సువర్గం లోకమభ్యారోహంత్యభ్యారోహంతి లోకపూ సువర్గపూ సువర్గం లోకమభ్యారోహంతి సువర్గమితి సువహాగం లోకమభ్యారోహంత్యభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి ఏభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి ఏ అభ్యారోహంతి ఏభ్యారోహంత్యభ్యారోహంతి ఏ పరాజ పరాజో ఏభ్యారోహంత్యభ్యారోహంతి ఏ పరాజ అభ్యారోహంతీత్యభి ఆరోహంతి ఏ పరాజ పరాజో ఏ పరాజ స్త్రీహాన్ త్రిహాన్ పరాజో ఏ పరాజ స్త్రీహాన్ పరాజస్త్రీహాన్ త్రిహాన్ పరాజ పరాజ స్త్రీహాను వయంతి వయంతి త్రిహాన్ పరాజ పరాజ స్త్రీహాను వయంతి త్రిహాను వయంతి వయంతి త్రిహాన్ త్రిహాను వయంతి ప్రత్యం ప్రత్యం వయంతి త్రిహాన్ త్రిహాను వయంతి ప్రత్యం త్రిహానిది త్రిహాన్ వయంతి ప్రత్యం ప్రత్యం వయంతి వయంతి ప్రత్యం త్రియ స్త్రియ ప్రత్యం వయంతి వయంతి ప్రత్యం త్రియ వయంతిపాయంతి ప్రత్యం త్రియ స్త్రియ ప్రత్యం ప్రత్యం త్రియో భవతి భవతి త్రియ ప్రత్యం ప్రత్యం త్రియో భవతి త్రియో భవతి భవతి త్రియః స్త్రియో భవతి ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యై భవతి త్రియః స్త్రియో భవతి ప్రత్యవరోఢ్యై త్రియః ఇది త్రియః భవతి ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యై భవతి భవతి ప్రత్యవరోఢ్యా అథో అథో ప్రత్యవరోఢ్యై భవతి భవతి ప్రత్యవరోఢ్యా అథో ప్రత్యవరోఢ్యా అథో అథో ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యా అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యా అథో ప్రతిష్ఠిత్యై ప్రత్యవరోఢ్యా ఇది ప్రతి అవరోఢ్యై అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఉభయోరభయో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఉభయో అథో ఇత్యథో ప్రతిష్ఠిత్యా ఉభయోరభయో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉభయోర్లోకయోర్లోకయోర్భయో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉభయోర్లోకయో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఉభయోర్లోకయోర్లోకయోర్భయోర్భయోర్లోకయోర్ధ్వర్ధ్వాలోకయోర్భయోర్లోకయోర్ధ్వర్ధ్వాలోకయోర్లోకయోర్ధ్వోద్ధ్వోద్ధ్వోత్తిష్ఠంతి ఉత్తిష్ఠంతిష్ఠంతిష్ఠంతిష్ఠంతిష్ఠంతిష్ట్రికంశద్వాత్రికంశత్తిష్ఠంతిద్వాత్రికంశత్ విరాడితి వీరాడ్ అన్నం విరాడ్ విరాడన్నం విరాడ్ విరాడన్నం విరాడ్ విరాడన్నం విరాడ్ విరాడితి వీరాడ్ ఏవాన్నాద్యమన్నాద్యమేవైవాన్నాద్యమవాన్నాద్యమేవైవాన్నాద్యమవ అన్నాద్యమవాన్నాద్యమన్నాద్యమవరుంధతే రుంధతే వాన్నాద్యమన్నాద్యమవరుంధతే అన్నాద్యమిత్యన్న అద్యం అవరుంధతే రుంధతే వావరుంధతే రుంధతే వావరుంధతే రుంధతే వావరుంధతే రుంధతే వావరుంధతే రుంధతే వావరుంధతే రుంధతే వావరుంధతే రుంధతే వావరుంధతే రుంధతే వావరుంధతే రుంధతే వావరుంధతే రుంధతే వావరుంధతే రుంధతే రుంధతే రుంధతే అహోరాత్రే అహోరాత్రే ద్వే అహోరాత్రే అహోరాత్రే ద్వే ద్వే అహోరాత్రే ఏవైవాహోరాత్రే ద్వే ద్వే అహోరాత్రే ఏవ ద్వే ఇది ద్వే అహోరాత్రే ఏవైవాహోరాత్రే అహోరాత్రే ఏవతే ఏవాహోరాత్రే అహోరాత్రే ఏవతే అహోరాత్రే ఇత్యహ రాత్రే ఏవతేతే ఏవైవతే ఉభాభ్యాం ఉభాభ్యాం తే ఏవైవతే ఉభాభ్యాం తే ఉభాభ్యాముభాభ్యాం తే ఉభాభ్యాగం రూపాభ్యాగం రూపాభ్యాముభాభ్యాం తే ఉభాభ్యాగం రూపాభ్యాం తే ఇది తే ఉభాభ్యాగం రూపాభ్యాగం రూపాభ్యాముభాభ్యాముభాభ్యాగం రూపాభ్యాగం సువర్గం సువర్గం రూపాభ్యాముభాభ్యాముభాభ్యాగం రూపాభ్యాగం సువర్గం రూపాభ్యాగం సువర్గం సువర్గం రూపాభ్యాగం రూపాభ్యాగం సువర్గం లోకం లోకగం సువర్గం రూపాభ్యాగం రూపాభ్యాగం సువర్గం లోకం సువర్గం లోకం లోకగం సువర్గం సువర్గం లోకయంతి ఎంతి లోకగం సువర్గం సువర్గం లోకయంతి సువర్గమితి సువహర్గం లోకయంతి ఎంతి లోకం లోకయంచితి రాత్రావతి రాత్రౌ ఎంతి లోకం లోకయంచితి రాత్రౌ ఎంచితి రాత్రావతి రాత్రౌ ఎంతయంచితి రాత్రావభితోభితోతి రాత్రౌ ఎంతయంచితి రాత్రావభిద అతిరాత్రావభితోభితోతి రాత్రావతి రాత్రావభితో భవతో భవతోభితోతి రాత్రావతి రాత్రావభితో భవతః అతిరాత్రావిత్యది రాత్రౌ అభితో భవతో భవతోభితోభితో భవతః పరిగృహీత్యై పరిగృహీత్యై భవతోభితోభితో భవతః పరిగృహీత్యై భవతః పరిగృహీత్యై పరిగృహీత్యై భవతో భవతః పరిగృహీత్యై పరిగృహీత్యా ఇది పరిగృహీత్యై ద్వే వావద్వే ద్వే వావదేవ సత్రే దేవ సత్రే వావద్వే ద్వే వావదేవ సత్రే ద్వే ఇది ద్వే వావదేవ సత్రే దేవ సత్రే వావ వావదేవ సత్రే ద్వాదశాహో ద్వాదశాహో దేవ సత్రే వావ వావదేవ సత్రే ద్వాదశాహ దేవ సత్రే ద్వాదశాహో ద్వాదశాహో దేవ సత్రే ద్వాదశాహశ్చ చత్వాదశాహో దేవ సత్రే ద్వాదశాహశ్చ దేవ సత్రే ఇది దేవ సత్రే ద్వాదశాహశ్చ చత్వాదశాహో ద్వాదశాహశ్చైవైవ చత్వాదశాహో ద్వాదశాహశ్చైవ ద్వాదశాహ ఇది ద్వాదశాహః చైవైవ చ చైవ త్రయస్త్రిమూషదహస్త్రయస్త్రిమూషదః ఏవ చ చైవ త్రయస్త్రిమూషదః ఏవ త్రయస్త్రిమూషదహస్త్రయస్త్రిమూషదః ఏవైవ త్రయస్త్రిమూషదహశ్చ త్రయస్త్రిమూషదః ఏవైవ త్రయస్త్రిమూషదహశ్చ త్రయస్త్రిమూషదహశ్చ త్రయస్త్రిమూషదహస్త్రయస్త్రిమూషదహశ్చ యే చ త్రయస్త్రిమూషదహస్త్రయస్త్రిమూషదహశ్చ యే త్రయస్త్రిమూషదః ఇది త్రయస్త్రిమూషదః చయే చయ ఏమేవ్యే చయ ఏం య ఏమేవ్యేయ ఏం విద్వాగుంసో విద్వాగుంస ఏవ్యేయ ఏం విద్వాగుంస ఏం విద్వాగుంసో విద్వాగుంస ఏమేవం విద్వాగుంస ఏత్రిగుంసత్రయస్త్రిగుంసదహం విద్వాగుంస ఏమేవం విద్వాగుంసత్రయస్త్రిగుంసదహం విద్వాగుంసత్రయస్త్రిగుంసదహం త్రయస్త్రిగుంసదహం విద్వాగుంసో విద్వాగుంసత్రయస్త్రిగుంసదహమాసద ఆసదే త్రయస్త్రిగుంసదహం విద్వాగుంసో విద్వాగుంసత్రయస్త్రిగుంసదహమాసదే త్రయస్త్రిగుంసదహమాసద ఆసదే త్రయస్త్రిగుంసదహం త్రయస్త్రిగుంసదహమాసదే సాక్షాత్ సాక్షాదాసదే త్రయస్త్రిగుంసదహం త్రయస్త్రిగుంసదహమాసదే సాక్షాద్ త్రయస్త్రిగుంసదహమిది త్రయస్త్రిగుంషత్ అహం ఆసదే సాక్షాత్ సాక్షాదాసద ఆసదే సాక్షాదేవైవ సాక్షాదాసద ఆసదే సాక్షాదేవ సాక్షాదేవైవ సాక్షాత్ సాక్షాదేవ దేవత దేవత ఏవ సాక్షాత్ సాక్షాదేవ దేవత సాక్షాదితి సాక్షాద్ దేవ దేవత దేవత ఏవైవ దేవత అభ్యారోహంతి అభ్యారోహంతి దేవత ఏవైవ దేవత అభ్యారోహంతి దేవత అభ్యారోహంతి అభ్యారోహంతి దేవత దేవత అభ్యారోహంతి యథా యథా అభ్యారోహంతి దేవత దేవత అభ్యారోహంతి యథా అభ్యారోహంతి యథా యథా అభ్యారోహంతి అభ్యారోహంతి యథా ఖలు ఖలు యథా అభ్యారోహంతి అభ్యారోహంతి యథా ఖలు అభ్యారోహంతీత్యభి ఆరోహంతి యథా ఖలు ఖలు యథా యథా ఖలు వై వై ఖలు యథా యథా ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై శ్రేయాన్ శ్రేయాను వై ఖలు ఖలు వై శ్రేయాను వై శ్రేయాన్ శ్రేయాను వై వై శ్రేయానభ్యారూఢోభ్యారూఢ శ్రేయాను వై వై శ్రేయానభ్యారూఢ శ్రేయానభ్యారూఢోభ్యారూఢ శ్రేయాన్ శ్రేయానభ్యారూఢ కామయతే కామయతే అభ్యారూఢ శ్రేయాన్ శ్రేయానభ్యారూఢ కామయతే అభ్యారూఢ కామయతే కామయతే అభ్యారూఢోభ్యారూఢ కామయతే తథా కామయతే అభ్యారూఢోభ్యారూఢ కామయతే తథా అభ్యారూఢ ఇత్యభి ఆరూఢ కామయతే తథా తథా కామయతే కామయతే తథా కరోతి కరోతి తథా కామయతే కామయతే తథా కరోతి తథా కరోతి కరోతి తథా తథా కరోతి యతి యతి కరోతి తథా తథా కరోతి యతి కరోతి యతి యతి కరోతి కరోతి యద్యవవిధ్యత్యవవిధ్యతి యతి కరోతి కరోతి యద్యవవిధ్యతి యద్యవవిధ్యత్యవవిధ్యతి యతి యద్యవవిధ్యతి పాపీయాన్ పాపీయానవవిధ్యతి యతి యద్యవవిధ్యతి పాపీయాన్ అవవిధ్యతి పాపీయాన్ పాపీయానవవిధ్యత్యవవిధ్యతి పాపీయాన్ భవతి భవతి పాపీయానవవిధ్యత్యవవిధ్యతి పాపీయాన్ భవతి అవవిధ్యతీత్యవా విధ్యతి పాపీయాన్ భవతి భవతి పాపీయాన్ పాపీయాన్ భవతి యతి యతి భవతి పాపీయాన్ పాపీయాన్ భవతి యతి భవతి యతి యతి భవతి భవతి యతి నన యతి భవతి భవతి యతి న యతి నన యతి యతి నావవిధ్యత్యవవిధ్యతి న యతి యతి నావవిధ్యతి నావవిధ్యత్యవవిధ్యతి న నావవిధ్యతి సదరం సదరంగవవిధ్యతి న నావవిధ్యతి సదరం అవవిధ్యతి సదరం సదరంగవవిధ్యత్యవవిధ్యతి సదరం యే సదరంగవవిధ్యత్యవవిధ్యతి సదరం యే అవవిధ్యతీత్యవా విధ్యతి సదరం యే సదరం సదరంగ ఏమేవం యే సదరం సదరంగ ఏం సదరంగతి సాదృం ఏమేవం యేయ ఏం విద్వాగుంస విద్వాగుంస ఏం యేయ ఏం విద్వాగుంస ఏం విద్వాగూసో విద్వాగూంస ఏమేం విద్వాగూంసత్రయస్త్రిగూంషదహం త్రయస్త్రిగూంషదహం విద్వాగూంస ఏమేం విద్వాగూంసత్రయస్త్రిగూంషదహం విద్వాగూంసత్రయస్త్రిగూంషదహం త్రయస్త్రిగూంషదహం విద్వాగూంసో విద్వాగూంసత్రయస్త్రిగూంషదహమాసద ఆసదే త్రయస్త్రిగూంషదహం విద్వాగూంసో విద్వాగూంసత్రయస్త్రిగూంషదహమాసదే త్రయస్త్రిగూంషదహమాసద ఆసదే త్రయస్త్రిగూంషదహం త్రయస్త్రిగూంషదహమాసదే వివ్యాసదే త్రయస్త్రిగూంషదహం త్రయస్త్రిగూంషదహమాసదేవి త్రయస్త్రిగూంషదహమిది త్రయస్త్రిగూంషద అహం ఆసదేవి వ్యాసద ఆసదేవి పాప్మన పాప్మన వ్యాసద ఆసదేవి పాప్మన విపాప్మన పాప్మన వివిపాప్మన భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాప్మన వివిపాప్మన భ్రాతృవ్యేణ పాప్మన భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాప్మన పాప్మన భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాప్మన పాప్మన భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణావర్తంతే వర్తంత ఆ భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణావర్తంతే ఆవర్తంతే వర్తంత ఆవర్తంతే హర్భాజో హర్భాజో వర్తంత ఆవర్తంతే హర్భాజ వర్తంతే హర్భాజో హర్భాజో వర్తంతే వర్తంతే హర్భాజో వైవా అహర్భాజో వర్తంతే వర్తంతే హర్భాజో వై అహర్భాజో వైవా అహర్భాజో హర్భాజో వా ఏత ఏత వా అహర్భాజో హర్భాజో వా ఏత అహర్భాజ ఇత్యహర్భాజ వా ఏత ఏత వైవా ఏత దేవా దేవా ఏత వైవా ఏత దేవా ఏత దేవా దేవా ఏత ఏత దేవా అగ్రేగ్రే దేవా ఏత ఏత దేవా అగ్రే దేవా అగ్రేగ్రే దేవా దేవా అగ్ర ఆగ్రే దేవా దేవా అగ్ర ఆ అగ్ర ఆగ్రే గ్ర ఆహరన్న హరన్నాగ్రే గ్ర ఆహరన్న ఆహరన్న హరన్నాహరన్న హర హర హరన్నాహరన్న అహరన్న హర హర హరన్న హరన్న హరేక ఏకో హర హరన్న హరన్న హరేక అహరేక ఏకో హర హరేకో భజత భజతైకో హర హరేకో భజత ఏకో భజత భజతైక ఏకో భజత హర హర భజతైక ఏకో భజత అభజత హర హర భజత భజత హరేక ఏకో హర భజత భజత హరేక అహరేక ఏకో హర హరేకస్తాభిస్తాభిరేకో హర హరేకస్తాభి ఏకస్తాభిస్తాభిరేక ఏకస్తాభిర్వై వైతాభిరేక ఏకస్తాభిర్వై ఆభిర్వై వైతాభిస్తాభిర్వైతే వైతాభిస్తాభిర్వైతే వైవైతే వైవైతే ప్రవాహు ప్రవాహుక్తే వైవైతే ప్రవాహు తే ప్రవాహు ప్రవాహుక్తే ప్రవాహుగార్ధవన్నార్ధవన్ ప్రవాహుక్తే ప్రవాహుగార్ధవన్ ప్రవాహుగార్ధవన్నార్ధవన్ ప్రవాహు ప్రవాహుగార్ధమనయే ఆర్ధవన్ ప్రవాహు ప్రవాహుగార్ధమనయే ప్రవాహుగిరి ప్రవాహు ఆర్ధమనయ ఆర్ధమన్నార్ధమనయ ఏమేవ్య ఆర్ధమన్నార్ధమనయ ఏమేవ్యేయ ఏం విద్వాగుంస విద్వాగుంస ఏమయ్యేయ ఏం విద్వాగుంస ఏం విద్వాగుంస విద్వాగుంస ఏమేం విద్వాగుంసత్రయస్త్రిగూంషదహం త్రయస్త్రిగూంషదహం విద్వాగుంస ఏమేం విద్వాగుంసత్రయస్త్రిగూంషదహం విద్వాగుంసత్రయస్త్రిగూంషదహం త్రయస్త్రిగూంషదహం విద్వాగుంస విద్వాగుంసత్రయస్త్రిగూంషదహమాసదాసదే త్రయస్త్రిగూంషదహం విద్వాగుంస విద్వాగుంసత్రయస్త్రిగూంషదహమాసదే త్రయస్త్రిగూంషదహమాసద ఆసదే త్రయస్త్రిగూంషదహం త్రయస్త్రిగూంషదహమాసదే సర్వే సర్వ ఆసదే త్రయస్త్రిగూంషదహం త్రయస్త్రిగూంషదహమాసదే సర్వే త్రయస్త్రిగూంషదహమిది త్రయస్త్రిగూంషద అహం ఆసదే సర్వే సర్వ ఆసద ఆసదే సర్వ ఏవైవ సర్వ ఆసద ఆసదే సర్వ ఏవ సర్వ ఏవైవ సర్వే సర్వ ఏవ ప్రవాహు ప్రవాహుగేవ సర్వే సర్వ ఏవ ప్రవాహు ఏవ ప్రవాహు ప్రవాహుగేవైవ ప్రవాహు గృధ్నవంత్యర్ధవంతి ప్రవాహుగేవైవ ప్రవాహు గృధ్నవంతి ప్రవాహు గృధ్నవంత్యర్ధవంతి ప్రవాహు ప్రవాహు గృధ్నవంతి సర్వే సర్వ అర్ధవంతి ప్రవాహు ప్రవాహు గృధ్నవంతి సర్వే ప్రవాహుగిది ప్రవాహు అర్ధమంత్య సర్వే సర్వ అర్ధమంత్యర్ధమంత్య సర్వే గ్రామణీయం గ్రామణీయం సర్వ అర్ధమంత్యర్ధమంత్య సర్వే గ్రామణీయం సర్వే గ్రామణీయం గ్రామణీయకం సర్వే సర్వే గ్రామణీయం ప్రగ్రామణీయకం సర్వే సర్వే గ్రామణీయం ప్రగ్రామణీయం ప్రగ్రామణీయం గ్రామణీయం ప్రాప్నువంత్యాప్నువంత్య ప్రగ్రామణీయం గ్రామణీయం ప్రాప్నువంతి గ్రామణీయమిది గ్రామణీయం ప్రాప్నువంత్యాప్నువంత్య ప్రప్రాప్నువంత్య పంచాః పంచాః ఆప్నువంత్య ప్రప్రాప్నువంత్య పంచాః ఆప్నవంతి పంచాః పంచాః ఆప్నవంత్యాప్నవంతి పంచాః భవంతి పంచాః ఆప్నవంత్యాప్నవంతి పంచాః భవంతి పంచాః భవంతి భవంతి పంచాః పంచాః భవంతి పంచ పంచ భవంతి పంచాః పంచాః భవంతి పంచ పంచాః ఇది పంచాః భవంతి పంచ పంచ భవంతి భవంతి పంచ వై వై పంచ భవంతి భవంతి పంచ వై పంచ వై వై పంచ పంచ వా అర్ధవ అర్ధవో వై పంచ పంచ వా అర్ధవ వా అర్ధవ అర్ధవో వై వా అర్ధవ సంవత్సర సంవత్సర అర్ధవో వై వా అర్ధవ సంవత్సర అర్ధవ సంవత్సర సంవత్సర అర్ధవ అర్ధవ సంవత్సర అర్ధుష్మృదుషు సంవత్సర అర్ధవ అర్ధవ సంవత్సర అర్ధుషు సంవత్సర అర్ధుష్మృదుషు సంవత్సర సంవత్సర అర్ధుష్వే వై వర్తుషు సంవత్సర సంవత్సర అర్ధుష్వేవ సంవత్సర ఇది సంవత్సర అర్ధుష్వే వై వర్తుష్మృదుష్వేవ సంవత్సరే సంవత్సర ఏ వర్తుష్మృదుష్వేవ సంవత్సరే ఏవ సంవత్సరే సంవత్సర ఏవైవ సంవత్సరే ప్రతి ప్రతి సంవత్సర ఏవైవ సంవత్సరే ప్రతి సంవత్సరే ప్రతి ప్రతి సంవత్సరే సంవత్సరే ప్రతి తిష్టంతి తిష్టంతి ప్రతి సంవత్సరే సంవత్సరే ప్రతి తిష్టంతి సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టంతి తిష్టంతి ప్రతి ప్రతి తిష్టంచో అథో తిష్టంతి ప్రతి ప్రతి తిష్టంచో తిష్టంచో అథో తిష్టంతి తిష్టంచో పంచాక్షరా పంచాక్షరాథో తిష్టంతి తిష్టంచో పంచాక్షరా అథో పంచాక్షరా పంచాక్షరాథో అథో పంచాక్షరా పంక్తిః పంక్తిః పంచాక్షరాథో అథో పంచాక్షరా పంక్తిః అథో ఇత్యథో పంచాక్షరా పంక్తిః పంక్తిః పంచాక్షరా పంచాక్షరా పంక్తిః పాంక్తిః పాంక్తిః పంక్తిః పంచాక్షరా పంచాక్షరా పంక్తిః పాంక్తిః పంచాక్షరేతి పంచ అక్షరాః పంక్తిః పాంక్తిః పాంక్తిః పంక్తిః పంక్తిః పాంక్తో యజ్ఞో యజ్ఞః పాంక్తిః పంక్తిః పంక్తిః పాంక్తో యజ్ఞః పాంక్తో యజ్ఞో యజ్ఞః పాంక్తిః పాంక్తో యజ్ఞో యజ్ఞం యజ్ఞం యజ్ఞః పాంక్తిః పాంక్తో యజ్ఞో యజ్ఞం యజ్ఞో యజ్ఞం యజ్ఞం యజ్ఞో యజ్ఞో యజ్ఞమేవైవ యజ్ఞం యజ్ఞో యజ్ఞో యజ్ఞమేవ యజ్ఞమేవైవ యజ్ఞం యజ్ఞమేవైవ యజ్ఞం యజ్ఞమేవ ఏవా వై వై వావరుంధతే రుంధతే వై వై వావరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే త్రీణి త్రీణి రుంధతే వావరుంధతే త్రీణి రుంధతే త్రీణి త్రీణి రుంధతే రుంధతే త్రీణ్యాశ్వినాన్యాశ్వినాని త్రీణి రుంధతే రుంధతే త్రీణ్యాశ్వినాని త్రీణ్యాశ్వినాన్యాశ్వినాని త్రీణి త్రీణ్యాశ్వినాని భవంతి భవంత్యాశ్వినాని త్రీణి త్రీణ్యాశ్వినాని భవంతి ఆశ్వినాని భవంతి భవంత్యాశ్వినాన్యా ఆశ్వినాని భవంతి త్రయ స్త్రియో భవంత్యాశ్వినాన్యా ఆశ్వినాని భవంతి త్రయ భవంతి త్రయ స్త్రియో భవంతి భవంతి త్రయ ఇమ ఇమే త్రయో భవంతి భవంతి త్రయ ఇమే త్రయ ఇమ ఇమే త్రయ స్త్రియ ఇమే లోకా లోకా ఇమే త్రయ స్త్రియ ఇమే లోకా ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకా ఏష్వేషు లోకా ఇమ ఇమే లోకా ఏషు లోకా ఏష్వేషు లోకా లోకా ఏష్వే వై వైషు లోకా లోకా ఏష్వేవ ఏష్వే వై వైష్వే ఏష్వేవ లోకేషు లోకేష్వే వైష్వే ఏష్వేవ లోకేషు ఏవ లోకేషు లోకేష్వే వైవ లోకేషు ప్రతి ప్రతి లోకేష్వే వైవ లోకేషు ప్రతి లోకేషు ప్రతి ప్రతి లోకేషు లోకేషు ప్రతి తిష్టంతి తిష్టంతి ప్రతి లోకేషు లోకేషు ప్రతి తిష్టంతి ప్రతిష్టంతి తిష్టంతి ప్రతి ప్రతిష్టంచో అథో తిష్టంతి ప్రతి ప్రతిష్టంచో తిష్టంచో అథో తిష్టంతి తిష్టంచో త్రీణి త్రీణ్యథో తిష్టంతి తిష్టంచో త్రీణి అథో త్రీణి త్రీణ్యథో అథో త్రీణి వై వై త్రీణ్యథో అథో త్రీణి వై అథో ఇత్యథో త్రీణి వై వై త్రీణి త్రీణి వై యజ్ఞస్య యజ్ఞస్య వై త్రీణి త్రీణి వై యజ్ఞస్య వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్యేంద్రియాణి ఇంద్రియాణి యజ్ఞస్య వై వై యజ్ఞస్యేంద్రియాణి యజ్ఞస్యేంద్రియాణి ఇంద్రియాణి యజ్ఞస్య యజ్ఞస్యేంద్రియాణి తాని తాని ఇంద్రియాణి యజ్ఞస్య యజ్ఞస్యేంద్రియాణి తాని ఇంద్రియాణి తాని తాని ఇంద్రియాణి ఇంద్రియాణి తాన్యేవైవ తాని ఇంద్రియాణి ఇంద్రియాణి తాన్యేవ తాన్యేవైవ తాని తాన్యేవ వైవ తాని తాన్యేవ ఏవా వై వై వావరుంధతే రుంధతే వై వై వావరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే విశ్వజిద్ విశ్వజిద్ృంధతే వావరుంధతే విశ్వజిద్ రుంధతే విశ్వజిద్ విశ్వజిద్ృంధతే రుంధతే విశ్వజిద్భవతి భవతి విశ్వజిద్ృంధతే రుంధతే విశ్వజిద్భవతి విశ్వజిద్భవతి భవతి విశ్వజిద్ విశ్వజిద్భవత్యన్నాద్యస్యాన్నాద్యస్య భవతి విశ్వజిద్ విశ్వజిద్భవత్యన్నాద్యస్య విశ్వజిదిది విశ్వజిద్ భవత్యన్నాద్యస్యాన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావరుధ్య అవరుధ్య అన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావరుధ్యై అన్నాద్యస్యావరుధ్యావరుధ్యాద్యస్యావరుధ్యే సర్వపృష్ట సర్వృష్టోవరుధ్య అన్నాద్యస్యావరుధ్యే సర్వృష్ట అన్నాద్యస్యేత్యన్నాద్యస్యావరుధ్యే సర్వృష్ట సర్వృష్టోవరుధ్య అవరుధ్యే సర్వృష్టో భవతి భవతి సర్వృష్టోవరుధ్య అవరుధ్యే సర్వృష్టో భవతి అవరుధ్యా ఇత్యవరుధ్యే సర్వృష్టోవాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్ వైద్వాదశాహోద్వాదశాహో వైవాగ్వాగ్వైద్వాదశాః వైద్వాదశాహోద్వాదశాహో వై వైద్వాదశాహో యద్యద్వాదశాహో వై వైద్వాదశాహో యత్ ద్వాదశాహో యద్యద్వాదశాహోద్వాదశాహో యత్ పురస్తాత్ పురస్తాద్యద్వాదశాహోద్వాదశాహో యత్ పురస్తాత్ ద్వాదశాః ఇది ద్వాదశాః యత్పురస్తాత్ పురస్తాద్యద్యత్పురస్తాత్ ద్వాదశాహం ద్వాదశాహం పురస్తాద్యద్యత్పురస్తాత్ ద్వాదశాహం పురస్తాత్ ద్వాదశాహం ద్వాదశాహం పురస్తాత్ పురస్తాత్ ద్వాదశాహం వేయురు వేయద్వాదశాహం పురస్తాత్ పురస్తాత్ ద్వాదశాహం వేయుః ద్వాదశాహము వేయుర్వేయుర్ద్వాదశాహం ద్వాదశాహము వేయురునా ఆప్తామనా ఆప్తాము వేయుర్ద్వాదశాహం ద్వాదశాహము వేయురునా ఆప్తా ద్వాదశాహమిది ద్వాదశ అహం వేయురునా ఆప్తామనా ఆప్తాము వేయుర్వేయురునా ఆప్తాం వాచం వాచమనా ఆప్తాము వేయుర్వేయురునా ఆప్తాం వాచం ఉపేయురిత్యుపాయుః ఆప్తాం వాచం వాచమనా ఆప్తామనా ఆప్తాం వాచముపోపవాచమనా ఆప్తామనా ఆప్తాం వాచముప వాచముపోపవాచం వాచముపేయురియురుపవాచం వాచముపేయుః ఉపేయురియురుపోపేయురుపదాసుకోపదాసుకేయురుపోపేయురుపదాసుకాయురుపదాసుకోపదాసుకేయురియురుపదాసుకైషామేషామపదాసుకేయురియురుపదాసుకైషాం ఉపదాసుకేత్యుపదాసుకేషాం వాక్వాగేషామేషాం వాక్స్యాత్స్యాద్వాగేషామేషాం వాక్స్యాద్వాగేషామేషాం వాక్స్యాద్వాగేషామేషాం వాక్స్యాత్స్యాద్వాగేషామేషాం వాక్స్యాత్ ఉపయంతి యంచి పోపయంచాప్తామాప్తాయంచి పోపయంచాప్తాం వాచం వాచమేవైవాప్తామాప్తామేవవాచం ఏవవాచం వాచమేవైవవాచముపోపవాచమేవైవవాచముపయంతి ఉపయంతి యంచి పాపయంతి తస్మాత్తస్మాద్యంతి పాపయంతి తస్మాదుపరిష్టాదుపరిష్టాత్తస్మాద్యంతి యంతి తస్మాదుపరిష్టాద్ తస్మాదుపరిష్టాదుపరిష్టాత్తస్మాత్తస్మాదుపరిష్టాద్వాచా వాచోపరిష్టాత్తస్మాత్తస్మాదుపరిష్టాద్వాచా ఉపరిష్టాద్వాచా వాచోపరిష్టాదుపరిష్టాద్వాచా వదామో వదామో వాచోపరిష్టాదుపరిష్టాద్వాచా వదామః వాచా వదామో వదామో వాచా వదామో వాంతరం వై వా అవాంతరం వదామో వదామో వాంతరం వై దశరాత్రేణ వా అవాంతరం వై దశరాత్రేణ వైదశరాత్రేణ దశరాత్రేణ ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజదాసృజత ప్రజా ప్రజా అసృజత యద్యసృజత ప్రజా ప్రజా అసృజత యత్ ప్రజా ప్రజా అసృజత యద్యసృజతాసృజత యద్దశ రాత్రోదశ రాత్రో యదసృజతాసృజత యద్దశ రాత్ర యద్దశ రాత్రో దశ రాత్రో యద్యద్దశ రాత్రో భవతి భవతి దశ రాత్రో యద్యద్దశ రాత్రో భవతి దశ రాత్రో భవతి భవతి దశ రాత్రో దశ రాత్రో భవతి ప్రజా ప్రజా భవతి దశ రాత్రో దశ రాత్రో భవతి ప్రజా దశ రాత్ర ఇది దశ రాత్ర భవతి ప్రజా ప్రజా భవతి భవతి ప్రజా ఏవైవ ప్రజా భవతి భవతి ప్రజా ఏవ ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవ తత్తదేవ ప్రజా ప్రజా ఏవ తత్ ప్రజా ఇది ప్రజా ఏవ తత్తదేవైవ తద్యజమానా ఇదమానాస్తదేవైవ తద్యజమానా తద్యజమానా ఇదమానాస్తత్తద్యజమానా సృజంతే సృజంతే ఇదమానాస్తత్తద్యజమానా సృజంతే యజమానాశ్రుయంతే సృజంతే యజమానా యజమానా సృజంత ఏతామేతాగో సృజంతే యజమానా యజమానా సృజంత ఏతాం సృజంత ఏతామేతాగో సృజంతే సృజంత ఏతాగోహ హైతాగో సృజంతే సృజంత ఏతాగోహ ఏతాగోహ హైతామేతాగో హవై వై హైతామేతాగో హవై హవై వై హవా ఉదంక ఉదంకో వై హవా ఉదంక వా ఉదంక ఉదంకో వై వా ఉదంక శ్రౌ ఊల్బాయన శ్రౌ ఊల్బాయన ఉదంకో వై వా ఉదంక శ్రౌ ఊల్బాయన ఉదంక శ్రౌ ఊల్బాయన శ్రౌ ఊల్బాయన ఉదంక ఉదంక శ్రౌ ఊల్బాయన సత్రస్య సత్రస్య శౌల్బాయన ఉదంక ఉదంక శ్రౌ ఊల్బాయన సత్రస్య శౌల్బాయన సత్రస్య సత్రస్య శౌల్బాయన శ్రౌ ఊల్బాయన సత్రస్యర్థిమృధ్యగో సత్రస్య శౌల్బాయన శ్రౌ ఊల్బాయన సత్రస్యర్థిం సత్రస్యర్థ్యమృద్ధిగో సత్రస్య సత్రస్యర్థ్యముచో వాచర్థిగో సత్రస్య సత్రస్యర్థ్యముచ అర్థ్యముచో వాచర్థ్యమృద్ధిమువాచయద్యదు వాచర్థ్యమృద్ధిమువాచయత్ ఉవాచయద్యదు వాచో వాచయద్దశ రాత్రో దశ రాత్రో యదు వాచో వాచయద్దశ రాత్ర యద్దశ రాత్రో దశ రాత్రో యద్యద్దశ రాత్రో యద్యద్దశ రాత్రో యద్యద్దశ రాత్రో యత్ దశ రాత్రో యద్యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్ర దశ రాత్ర ఇది దశ రాత్ర యద్దశ రాత్రో దశ రాత్రో యద్యద్దశ రాత్రో భవతి భవతి దశ రాత్రో యద్యద్దశ రాత్రో భవతి దశ రాత్రో భవతి భవతి దశ రాత్రో దశ రాత్రో భవతి సత్రస్య సత్రస్య భవతి దశ రాత్రో దశ రాత్రో భవతి సత్రస్య దశ రాత్ర ఇది దశ రాత్ర భవతి సత్రస్య సత్రస్య భవతి భవతి సత్రస్యర్ధ్యా అర్ధ్యై సత్రస్య భవతి భవతి సత్రస్యర్ధ్యై సత్రస్యర్ధ్యా అర్ధ్యై సత్రస్య సత్రస్యర్ధ్యా అథో అథో అర్ధ్యై సత్రస్య సత్రస్యర్ధ్యా అథో అర్ధ్యా అథో అథో అర్ధ్యా అర్ధ్యా అథో యద్యథో అర్ధ్యా అర్ధ్యా అథో యత్ అథో యద్యథో అథో యదేవైవ యదథో అథో యదేవ అథో ఇత్యథో యదేవైవ యద్యదేవ పూర్వేషు పూర్వేష్వేవ యద్యదేవ పూర్వేషు ఏవ పూర్వేషు పూర్వేష్వేవైవ పూర్వేష్వః స్వహస్సు పూర్వేష్వేవైవ పూర్వేష్వహస్సు పూర్వేష్వహస్వహస్సు పూర్వేషు పూర్వేష్వహస్సు విలోమ విలోమాహస్సు పూర్వేషు పూర్వేష్వహస్సు విలోమ అహస్సు విలోమ విలోమాహస్వహస్సు విలోమ క్రియతే క్రియతే విలోమాహస్వహస్సు విలోమ క్రియతే అహస్విత్యహస్సు విలోమ క్రియతే క్రియతే విలోమ విలోమ క్రియతే తస్య తస్య క్రియతే విలోమ విలోమ క్రియతే తస్య విలోమేతి విలోమ క్రియతే తస్య తస్య క్రియతే క్రియతే తస్యైవ తస్య క్రియతే క్రియతే తస్యైవ తస్యైవ తస్య తస్యైవైషైషైవ తస్య తస్యైవైషా ఏవైషైషైవైషా శాంతిశాంతిరేషైవైషా శాంతి రేషా శాంతిశాంతిరేషైషా శాంతిర్ద్యనేకాత్యనేకా శాంతిరేషైషా శాంతిర్ద్యనేకా శాంతిర్ద్యనేకాత్యనేకా శాంతిశాంతిర్ద్యనేకా వై వైద్యనేకా శాంతిశాంతిర్ద్యనేకా వై ద్వినేకా వై వైద్యనేకాద్యనేకా వా ఏతా ఏతా వైద్యనేకాద్యనేకా వా ఏతా అనేకా ఏతా ఏతా వై వా ఏతా రాత్రయో రాత్రయ ఏతా వై వా ఏతా రాత్రయ ఏతా రాత్రయో రాత్రయ ఏతా ఏతా రాత్రయో యజమానా యజమానా రాత్రయ ఏతా ఏతా రాత్రయో యజమానా రాత్రయో యజమానా యజమానా రాత్రయో రాత్రయో యజమానా విశ్వజిద్ విశ్వజిద్ యజమానా రాత్రయో రాత్రయో యజమానా విశ్వజిద్ ఇదమానా విశ్వజిత్ విశ్వజిత్ యజమానా ఇదమానా విశ్వజిత్ సహసా విశ్వజిత్ యజమానా ఇదమానా విశ్వజిత్ సహ విశ్వజిత్ సహదా విశ్వజిత్ విశ్వజిత్ సహాది రాత్రేణాది రాత్రేణ సహ విశ్వజిత్ విశ్వజిత్ సహాది రాత్రేణ విశ్వజిది విశ్వజిత్ సహాది రాత్రేణాది రాత్రేణ సహ సహాది రాత్రేణ పూర్వా పూర్వా అతి రాత్రేణ సహ సహాది రాత్రేణ పూర్వా అధరాత్రేణ పూర్వా పూర్వా అధరాత్రేణ అధరాత్రేణ పూర్వా షోడశ షోడశ పూర్వా అధరాత్రేణ అధరాత్రేణ పూర్వా షోడశ అతిధరాత్రేణేత్యధిరాత్రేణ పూర్వా షోడశ షోడశ పూర్వా పూర్వా షోడశ సహసహ షోడశ పూర్వా పూర్వా షోడశ సహ షోడశ సహసహ షోడశ షోడశ సహాధిరాత్రేణ అధిరాత్రేణ సహ షోడశ షోడశ సహాధిరాత్రేణ సహాతిరాత్రేణాతిరాత్రేణ సహ సహాతిరాత్రేణోత్తర ఉత్తరాతిరాత్రేణ సహ సహాతిరాత్రేణోత్తర అతిరాత్రేణోత్తర ఉత్తర అతిరాత్రేణాతిరాత్రేణోత్తర షోడశ షోడశోత్తర అతిరాత్రేణాతిరాత్రేణోత్తర షోడశ అతిరాత్రేణేత్యది రాత్రేణ ఉత్తరా షోడశ షోడశోత్తర ఉత్తరా షోడశయే ఏ షోడశోత్తర ఉత్తరా షోడశయే ఉత్తరా ఇత్యుదర షోడశయే షోడశ షోడశయ ఏం యే షోడశ షోడశయ ఏం విద్వాగుంస విద్వాగుంస విద్వాగుంస ఏం విద్వాగుంస స్త్రయస్త్రిగుంశలహం త్రయస్త్రిగుంశలహం విద్వాగుంస ఏం విద్వాగుంస స్త్రయస్త్రిగుంశలహం విద్వాగుంస స్త్రయస్త్రిగుంశలహం త్రయస్త్రిగుంశలహం విద్వాగుంస విద్వాగుంస స్త్రయస్త్రిగుంశలహమాసద ఆసదే త్రయస్త్రిగుంశలహం విద్వాగుంస విద్వాగుంస స్త్రయస్త్రిగుంశలహమాసదే త్రయస్త్రిగుంశలహమాసద ఆసదే త్రయస్త్రిగుంశలహం త్రయస్త్రిగుంశలహమాసద ఆసదే త్రయస్త్రిగుంశలహం త్రయస్త్రిగుంశలహమాసద ఆ త్రయస్త్రిగుంశలహమితి త్రయస్త్రిగుంశలహం ఆసద ఆసద ఆసద ఐషామేషామాసద ఆసద ఐషా ఐషామేషామైషాంజనీకాద్యనీకైషామైషాంజనీకాంజనీకాద్యనీకైషామేషాంజనీకా ప్రజా ప్రజాద్యనీకైషామేషాంజనీకా ప్రజా జనీకా ప్రజా ప్రజాద్యనీకాద్యనీకా ప్రజాజాయతే జాయతే ప్రజాద్యనీకాద్యనీకా ప్రజాజాయతే జనీకేది ద్వి అనీకా ప్రజాజాయతే జాయతే ప్రజా ప్రజాజాయతే రాత్రావతి రాత్రౌ జాయతే ప్రజా ప్రజాజాయతే రాత్రౌ ప్రజేతి ప్రజా జాయతే రాత్రావతి రాత్రౌ జాయతే జాయతే రాత్రావభితోభితోతి రాత్రౌ జాయతే జాయతే రాత్రావభిత అతిరాత్రావభితోభితోతి రాత్రావతి రాత్రావభితో భవతో భవతోభితోతి రాత్రావతి రాత్రావభితో భవత అతిరాత్రావిత్యది రాత్రౌ అభితో భవతో భవతోభితో భితో భవతః పరిగృహీత్రి పరిగృహీత్రి భవతో భితో భితో భవతః పరిగృహీత్రి భవతః పరిగృహీత్రి పరిగృహీత్రి భవతో భవతః పరిగృహీత్రి పరిగృహీత్యా ఇది పరిగృహీత్రి ఆదిత్యా అకామయంతా కామయంతాదిత్యా ఆదిత్యా అకామయంత సువర్గము సువర్గమకామయంతాదిత్యా ఆదిత్యా అకామయంత సువర్గం అకామయంత సువర్గకోంస వర్గమ కామయంతా కామయంత సువర్గం లోకం లోకకోంస వర్గమ కామయంతా కామయంత సువర్గం లోకం సువర్గం లోకం లోకకోంస వర్గకోంస వర్గం లోకం యామే యామ లోకకోంస వర్గకోంస వర్గం లోకం యామ స్వర్గమితి సువాహకం లోకమి యామే యామ లోకం లోకమి యామేతీతి యామ లోకం లోకమి యామేతి యామేతీతి యామే యామేతి తేత ఇది యామే యామేతి తే ఇది తేతీతిదేశు వర్గకోంసు వర్గంత ఇదిదేశు వర్గం దేశు వర్గకోంసు వర్గంతే దేశు వర్గం లోకం లోకకోంసు వర్గంతే దేశు వర్గం లోకం సువర్గం లోకం లోకకోంసు వర్గకోంసు వర్గం లోకన్న లోకకోంసు వర్గకోంసు వర్గం లోకన్న సువర్గమితి సువహగం లోకన్నన లోకం లోకన్న ప్రణ లోకం లోకన్న ప్రణన ప్రాజానన్న జానం ప్రణన ప్రాజానన్న ప్రాజానన్న జానం ప్రాజానన్న నాజానం ప్రాజానన్న అజానన్న నాజానన్న జానన్న సువర్గకోసు వర్గం నాజానన్న జానన్న సువర్గం నసువర్గకోసు వర్గం ననసువర్గం లోకం లోకకోసు వర్గం ననసువర్గం లోకం సువర్గం లోకం లోకకోసు వర్గకోసు వర్గం లోకమాయన్నాయం లోకకోసు వర్గకోసు వర్గం లోకమాయన్న సువర్గమిది సువాగం లోకమాయన్నాయం లోకం లోకమాయంతే తాయం లోకం లోకమాయంతే ఆయంతేత ఆయన్నాయంత ఏతమేతంత ఆయన్నాయంత ఏతం త ఏతమేతంతేత ఏతగోషట్త్రిగోషద్రాత్రగోషట్త్రిగోషద్రాత్రమేతంతేత ఏతగోషట్త్రిగోషద్రాత్రం ఏతగోషట్త్రిగోషద్రాత్రగోషట్త్రిగోషద్రాత్రమేతమేతగోషట్త్రిగోషద్రాత్రమపశ్యన్న పశ్యన్ షట్త్రిగోషద్రాత్రమేతమేతగోషట్త్రిగోషద్రాత్రమపశ్యన్ క్షత్రిగోషద్రాత్రమపశ్యన్న పశ్యన్ క్షత్రిగోషద్రాత్రగోషట్త్రిగోషద్రాత్రమపశ్యంతమపశ్యన్ షట్రిగోషద్రాత్రగోషట్త్రిగోషద్రాత్రమపశ్యంతం షట్రిగోషద్రాత్రమితి షట్రిగోషద్రాత్రం అపశ్యంతమపశ్యన్నపశ్యంతమాతమపశ్యన్నపశ్యంతమా తమాదంతమాహరన్నహరన్నాతంతమాహరన్ ఆహరన్నహరన్నాహరంతేన తేన హరన్నాహరంతేన ఆహరంతేన తేన హరన్నాహరంతేన ఇదంతా ఇదంత తేన హరన్నహరంతేన ఇదంత తేన ఇదంత తేన తేన ఇదంత తేన ఇదంత తదస్తతో ఇదంత తేన ఇదంత తదః అవిదంత తదస్తతో ఇదంత ఇదంత తదో వై వైతతో ఇదంత ఇదంత తదో వై తదో వై వైతస్తతో వై తే వైతస్తతో వై తే వై తే వై వైతే స్వర్గఘోష వర్గం తే వై వైతే స్వర్గం ఏ స్వర్గ కోసు వర్గం తే స్వర్గం లోకం లోకం కోసు వర్గం తే స్వర్గం లోకం సువర్గం లోకం లోకం కోసు వర్గం కోసు వర్గం లోకం ప్రప్రలోకం కోసు వర్గం కోసు వర్గం లోకం ప్రా స్వర్గమితి స్వహాగం లోకం ప్రప్రలోకం లోకం ప్రాజానన్నజానన్ ప్రలోకం లోకం ప్రాజానన్ ప్రాజానన్నజానన్ ప్రప్రాజానన్ స్వర్గం కోసు వర్గమజానన్ ప్రప్రాజానన్ స్వర్గం అజానన్ స్వర్గ కోసు వర్గమజానన్నజానన్ స్వర్గం లోకం లోకం కోసు వర్గమజానన్నజానన్ స్వర్గం లోకం స్వర్గం లోకం కోసు వర్గం లోకమాయన్నాయన్ లోకం కోసు వర్గం లోకమాయన్ స్వర్గమితి స్వహాగం లోకమాయన్నాయన్ లోకం లోకమాయన్ ఏయ ఆయన్ లోకం లోకమాయన్ ఏ ఆయన ఏయ ఆయన్నాయన్ ఏవమేవ్య ఆయన్నాయన్ ఏవం విద్వాగుంస ఏవం విద్వాగుంస ఏవమేవం విద్వాగుంస షట్త్రిగుంశత్రాత్రిగుంశత్రిగుంశత్రాత్రం విద్వాగుంస ఏవమేవం విద్వాగుంస షట్త్రిగుంశత్రాత్రం విద్వాగుంస ఏవమేవం విద్వాగుంస షట్త్రిగుంశత్రాత్రం విద్వాగుంస విద్వాగుంస షట్త్రిగుంశత్రాత్రమాసదే షట్త్రిగుంశత్రాత్రమాసదే షట్త్రిగుంశత్రాత్రిగుంశత్రిగుంశత్రాత్రమాసదే స్వర్గ కోసు వర్గమాసదే షట్త్రిగుంశత్రాత్రిగుంశత్రిగుంశత్రాత్రమాసదే స్వర్గం షట్త్రిగుంశత్రాత్రమితి షట్త్రిగుంశత్రాత్రం ఆసదే స్వర్గ కోసు వర్గమాసద ఆసదే స్వర్గమేవైవ స్వర్గమాసద ఆసదే స్వర్గమేవ స్వర్గమేవైవ స్వర్గ కోసు వర్గమేవ లోకం లోకమేవ స్వర్గ కోసు వర్గమేవ లోకం స్వర్గమితి స్వహాగం లోకం లోకమేవైవ లోకం ప్రప్రలోకమేవైవ లోకం ప్రలోకం ప్రప్రలోకం లోకం ప్రజానంతి జానంతి ప్రలోకం లోకం ప్రజానంతి ప్రజానంతి జానంతి ప్రప్రజానంతి స్వర్గ కోసు వర్గం జానంతి ప్రప్రజానంతి స్వర్గం జానంతి స్వర్గ కోసు వర్గం జానంతి జానంతి స్వర్గం లోకం లోకం కోసు వర్గం కోసు వర్గం లోకయ్యంతి యంతి లోక కోసు వర్గం కోసు వర్గం లోకయ్యంతి స్వర్గమితి స్వహాగం లోకయ్యంతి యంతి లోకం లోకయ్యంతి జ్యోతిర్జ్యోతిర్యంతి లోకం లోకయ్యంతి జ్యోతి జ్యోతిర్జ్యోతిర్యంతి యంతి జ్యోతిరతి రాత్రో అతి రాత్రో జ్యోతిర్యంతి యంతి జ్యోతిరతి రాత్ర జ్యోతిరతి రాత్రో అతి రాత్రో భవతి భవత్యతి రాత్రో జ్యోతిర్జ్యోతిర్భవత్యతి రాత్రో అతి రాత్రో భవతి భవత్యతి రాత్రో అతి రాత్రో జ్యోతిర్భవత్యతి రాత్రో అతి రాత్రో జ్యోతిర్భవతి భవతి జ్యోతిరేవైవ అనుఖ్యాత్యే షడహ షడహ అనుఖ్యాత్యే షడహ భవంతి భవంతి షడహ అనుఖ్యాత్యే షడహ భవంతి అనుఖ్యాత్యా ఇత్యనుఖ్యాత్యే షడహ భవంతి భవంతి షడహ షడహ భవంతి షట్ షట్ భవంతి షడహ షడహ భవంతి షడహ ఇది షడహ భవంతి షట్ షట్ భవంతి భవంతి షడ్వై వై షట్ భవంతి భవంతి షడ్వై షడ్వై వై షట్ షడ్వా అర్ధవ అర్ధవో వై షట్ షడ్వా అర్ధవ అర్ధవ అర్ధశ్వృతశ్వృతవ అర్ధవ అర్ధశ్వే వై వర్తశ్వృతవ అర్ధవ అర్ధశ్వేవ అదశ్వేవైవర్తుష్మృతశ్వేవ ప్రతి ప్రత్యేవర్తుష్మృతశ్వేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టంది తిష్టంది ప్రత్యేవైవ ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది చత్వారశ్చత్వారస్తిష్టంది ప్రతి ప్రతిష్టంది చత్వారః తిష్టంది చత్వారశ్చత్వారస్తిష్టంది తిష్టంది చత్వారో భవంతి భవంతి చత్వారస్తిష్టంది తిష్టంది చత్వారో భవంతి చత్వారో భవంతి భవంతి చత్వారశ్చత్వారో భవంతి చతస్రశ్చతస్రో భవంతి చత్వారశ్చత్వారో భవంతి చతస్రః భవంతి చతస్రశ్చతస్రో భవంతి భవంతి చతస్రో దిశో దిశశ్చతస్రో భవంతి భవంతి చతస్రో దిశః చతస్రో దిశో దిశశ్చతస్రశ్చతస్రో దిశో దిక్షు దిక్షు దిశశ్చతస్రశ్చతస్రో దిశో దిక్షు దిశో దిక్షు దిక్షు దిశో దిశో దిక్ష్వేవైవ దిక్షు దిశో దిశో దిక్ష్వేవ దిక్ష్వేవైవ దిక్షు దిక్ష్వేవ ప్రతి ప్రత్యేవ దిక్షు దిక్ష్వేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టంది తిష్టంది ప్రత్యేవైవ ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది సత్రమసత్రం తిష్టంది ప్రతి ప్రతిష్టంది సత్రం తిష్టంది సత్రమసత్రం తిష్టంది తిష్టంది సత్రం వై వా అసత్రం తిష్టంది తిష్టంది సత్రం వై అసత్రం వై వా అసత్రమసత్రం వా ఏతదేతద్వా అసత్రమసత్రం వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతద్యద్యదేతద్వై వా ఏతద్యద్ ఏతద్యద్యదేతద్యద ఛందోమమ ఛందోమం యదేతదేతద్యద ఛందోమం యద ఛందోమమ ఛందోమం యద్యద ఛందోమం యద్యద ఛందోమం యద్యద ఛందోమం యద్ ఛందోమం యద్యద ఛందోమమ ఛందోమం యచ్ఛందోమాశ్చందోమా యద ఛందోమమ ఛందోమం యచ్ఛందోమా అఛందోమమిత్య ఛందః మమ్ యచ్ఛందోమాశ్చందోమా యద్యచ్ఛందోమా భవంతి భవంతి ఛందోమా యద్యచ్ఛందోమా భవంతి ఛందోమా భవంతి భవంతి ఛందోమాశ్చందోమా భవంతి తేన తేన భవంతి ఛందోమాశ్చందోమా భవంతి తేన ఛందోమాహి ఛందః మాః భవంతి తేన తేన భవంతి భవంతి తేన సత్రగం సత్రం తేన భవంతి భవంతి తేన సత్రం తేన సత్రగం సత్రం తేన సత్రం దేవత దేవత సత్రం తేన సత్రం దేవత సత్రం దేవత దేవత సత్రగం సత్రం దేవత ఏవైవ దేవత సత్రగం సత్రం దేవత ఏవ దేవత ఏవైవ దేవత దేవత ఏవ పృష్ఠైః పృష్ఠైరేవ దేవత దేవత ఏవ పృష్ఠైః ఏవ పృష్ఠైః పృష్ఠైరేవైవ పృష్ఠైరవావ పృష్ఠైరేవైవ పృష్ఠైరవ పృష్ఠైరవావ పృష్ఠైః పృష్ఠైరవ రుంధతే రుంధదేవ పృష్ఠైః పృష్ఠైరవ రుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే పశూన్ పశూన్ రుంధతే వావరుంధతే పశూన్ రుంధతే పశూన్ పశూన్ రుంధతే రుంధతే పశూన్ ఛందోమైశ్చందోమైః పశూన్ రుంధతే రుంధతే పశూన్ ఛందోమైః పశూన్ ఛందోమైశ్చందోమైః పశూన్ పశూన్ ఛందోమై రోజ ఓజశ్చందోమైః పశూన్ పశూన్ ఛందోమై రోజ ఛందోమై రోజ ఓజశ్చందోమైశ్చందోమై రోజో వై వా ఓజశ్చందోమైశ్చందోమై రోజో వై ఛందోమైరితి ఛందః మయిః ఓజో వై వా ఓజ ఓజో వై వీర్యం వీర్యం వా ఓజ ఓజో వై వీర్యం వై వీర్యం వీర్యం వై వై వీర్యం పృష్టాని పృష్టాని వీర్యం వై వై వీర్యం పృష్టాని వీర్యం పృష్టాని పృష్టాని వీర్యం వీర్యం పృష్టాని పశవః పశవః పృష్టాని వీర్యం వీర్యం పృష్టాని పశవః పృష్టాని పశవః పశవః పృష్టాని పృష్టాని పశవశ్చందోమాశ్చందోమాః పశవః పృష్టాని పృష్టాని పశవశ్చందోమాః పశవశ్చందోమాశ్చందోమాః పశవః పశవశ్చందోమా ఓజస్యోజసి ఛందోమాః పశవః పశవశ్చందోమా ఓజసి ఛందోమా ఓజస్యోజసి ఛందోమాశ్చందోమా ఓజస్యేవై ఔజసి ఛందోమాశ్చందోమా ఓజస్యేవ ఛందోమా ఇది ఛందః మాః ఓజస్యేవై ఔజస్యోజస్యేవ వీర్యే వీర్య ఏవ ఔజస్యోజస్యేవ వీర్యే ఏవ వీర్యే వీర్య ఏవైవ వీర్యే పశుషు పశుషు వీర్య ఏవైవ వీర్యే పశుషు వీర్యే పశుషు పశుషు వీర్యే వీర్యే పశుషు ప్రతి ప్రతి పశుషు వీర్యే వీర్యే పశుషు ప్రతి పశుషు ప్రతి ప్రతి పశుషు పశుషు ప్రతిష్ఠంది తిష్టంది ప్రతి పశుషు పశుషు ప్రతిష్ఠంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది శత్రుగో శత్రాత్ర శత్రుగో శత్రాత్రిష్టంది ప్రతి ప్రతిష్టంది శత్రుగో శత్రాత్ర తిష్టంది శత్రుగో శత్రాత్ర శత్రుగో శత్రాత్రిష్టంది తిష్టంది శత్రుగో శత్రాత్రో భవతి భవతి శత్రుగో శత్రాత్రిష్టంది తిష్టంది శత్రుగో శత్రాత్రో భవతి శత్రుగో శత్రాత్రో భవతి భవతి శత్రుగో శత్రాత్ర శత్రుగో శత్రాత్రో భవతి శత్రుగో శతక్షరా శత్రుగో శతక్షరా భవతి శత్రుగో శత్రాత్ర శత్రుగో శత్రాత్రో భవతి శత్రుగో శతక్షరా శత్రుగోషద్రాత్ర ఇది శత్రుగోషద్రాత్ర భవతి శత్రుగోషదక్షరా శత్రుగోషదక్షరా భవతి భవతి శత్రుగోషదక్షరా బృహతి బృహతి శత్రుగోషదక్షరా భవతి భవతి శత్రుగోషదక్షరా బృహతి శత్రుగోషదక్షరా బృహతి బృహతి శత్రుగోషదక్షరా శత్రుగోషదక్షరా బృహతి బార్హత బార్హత బృహతి శత్రుగోషదక్షరా శత్రుగోషదక్షరా బృహతి బార్హత షట్త్రిగోషదక్షరేతి షట్త్రిగోషద అక్షరాః బృహతి బార్హత బార్హత బృహతి బృహతి బార్హత పశవః పశవో బార్హత బృహతి బృహతి బార్హతః పశవః బార్హత పశవః పశవో బార్హత బార్హత పశవో బృహత్యా బృహత్యా పశవో బార్హత బార్హత పశవో బృహత్యా పశవో బృహత్యా బృహత్యా పశవః పశవో బృహత్యైవైవ బృహత్యా పశవః పశవో బృహత్యైవ బృహత్యైవైవ బృహత్యా బృహత్యైవ పశూన్ పశూనేవ బృహత్యా బృహత్యైవ పశూన్ ఏవ పశూన్ పశూనేవైవ పశూనభావ పశూనేవైవ పశూనవ పశూనభావ పశూన్ పశూనవ రుంధతే రుంధతేవ పశూన్ పశూనవ రుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే బృహతి బృహతి రుంధతే వావరుంధతే బృహతి రుంధతే బృహతి బృహతి రుంధతే రుంధతే బృహతి ఛందసాం ఛందసాం బృహతి రుంధతే రుంధతే బృహతి ఛందసాం బృహతి ఛందసాం ఛందసాం బృహతి బృహతి ఛందసా గుస్వారాజ్యం ఛందసాం బృహతి బృహతి ఛందసా గుస్వారాజ్యం ఛందసా గుస్వారాజ్య గుస్వారాజ్యం ఛందసాం ఛందసా గుస్వారాజ్యమాష్టదాష్టదస్వారాజ్యం ఛందసాం ఛందసా గుస్వారాజ్యమాష్టద స్వారాజ్యమాష్టదాష్టదస్వారాజ్య గుస్వారాజ్యమాష్టదాష్టవదేష్టవద ఆష్టదస్వారాజ్య గుస్వారాజ్యమాష్టదాష్టవదే స్వారాజ్యమిది స్వారాజ్యం ఆష్టదాష్ణవదేష్ణవద ఆష్టదాష్టదాష్టవదే స్వారాజ్య గుస్వారాజ్యమష్ణవద ఆష్టదాష్టదాష్టవదే స్వారాజ్యం అష్ణవదే స్వారాజ్య గుస్వారాజ్యమష్ణవదేష్ణవదే స్వారాజ్యం యే స్వారాజ్యమష్ణవదేష్ణవదే స్వారాజ్యం యే స్వారాజ్యం యే స్వారాజ్య గుస్వారాజ్యయేవే స్వారాజ్య గుస్వారాజ్యయేవం స్వారాజ్యమిది స్వారాజ్యం యేయేం విద్వాగుంస విద్వాగుంస ఏయేం విద్వాగుంస ఏం విద్వాగుంస విద్వాగుంస ఏమేం విద్వాగుంస శత్రుగుంశద్రాత్రుగుంశత్రుగుంశద్రాత్రం విద్వాగుంస ఏమేం విద్వాగుంస శత్రుగుంశద్రాత్రం విద్వాగుంస శత్రుగుంశద్రాత్రుగుంశత్రుగుంశద్రాత్రం విద్వాగుంస విద్వాగుంస శత్రుగుంశద్రాత్రమాసద ఆసదే శత్రుగుంశద్రాత్రం విద్వాగుంస విద్వాగుంస శత్రుగుంశద్రాత్రమాసదే శత్రుగుంశద్రాత్రమాసద ఆసదే శత్రుగుంశద్రాత్రుగుంశత్రుగుంశద్రాత్రమాసదే సువర్గగుంసువర్గమాసదే శత్రుగుంశద్రాత్రుగుంశత్రుగుంశద్రాత్రమాసదే సువర్గం శత్రుగుంశద్రాత్రమిది శత్రుగుంశద్రాత్రం ఆసదే సువర్గగుంసువర్గమాసద ఆసదే సువర్గమేవైవ సువర్గమాసద ఆసదే సువర్గమేవ సువర్గమేవైవ సువర్గగుంసువర్గమేవ లోకం లోకమేవ సువర్గగుంసువర్గమేవ లోకం సువర్గమితి సువహాగం ఏవోకం లోకమేవైవ లోకయ్యంతి యంతి లోకమేవైవ లోకయ్యంతి లోకయ్యంతి యంతి లోకం లోకయ్యంచిది రాత్రావిది రాత్రో యంతి లోకం లోకయ్యంచిది రాత్రౌ యంచిది రాత్రావిది రాత్రో యంతి యంతిది రాత్రావభితోభితోతి రాత్రో యంతి యంచిది రాత్రావభిత అతిరాత్రావభితోభితోతి రాత్రావిది రాత్రావభితో భవత భవతోభితోతి రాత్రావిది రాత్రావభితో భవత అతిరాత్రావిత్యది రాత్రౌ పరిగృహీత్యే పరిగృహీత్యా పరిగృహీత్యే వసిష్ఠో హతపుత్రో హతపుత్రో వసిష్ఠో వసిష్ఠో హతపుత్రో కామయత కామయత హతపుత్ర వసిష్ఠో వసిష్ఠో హతపుత్రో కామయత హతపుత్రో కామయత కామయత హతపుత్రో హతపుత్రో కామయత విందేయ విందేయ కామయత హతపుత్రో హతపుత్రో కామయత విందేయ హతపుత్ర ఇతి హత పుత్ర అకామయత విందేయ విందేయ కామయత కామయత విందేయ ప్రజాం ప్రజాం విందేయ కామయత కామయత విందేయ ప్రజాం విందేయ ప్రజాం ప్రజాం విందేయ విందేయ ప్రజామభ్యభి ప్రజాం విందేయ విందేయ ప్రజామభి ప్రజామభ్యభి ప్రజాం ప్రజామభిసౌ దాసాన్ సౌ దాసానభి ప్రజాం ప్రజామభిసౌ దాసాన్ ప్రజామిది ప్రజాం అభిసౌ దాసాన్ సౌ దాసానభ్యభిసౌ దాసాన్ భవేయం భవేయకుం సౌ దాసానభ్యభిసౌ దాసాన్ భవేయం సౌ దాసాన్ భవేయం భవేయకుం సౌ దాసాన్ సౌ దాసాన్ భవేయమిది భవేయకుం సౌ దాసాన్ సౌ దాసాన్ భవేయమిది భవేయమితి భవేయం భవేయమితి స ఇది భవేయం భవేయమితి స ఇది స ఇది స ఏతమేతకం స ఇది స ఏతం స ఏతమేతకం సత ఏతమేకస్మాన్న పంచాశమేకస్మాన్న పంచాశమేతకం సత ఏతమేకస్మాన్న పంచాశం ఏతమేకస్మాన్న పంచాశమేకస్మాన్న పంచాశమేతమేతమేకస్మాన్న పంచాశమ పశ్యత పశ్యదేకస్మాన్న పంచాశమేతమేతమేకస్మాన్న పంచాశమ పశ్యత్ ఏకస్మాన్న పంచాశమ పశ్యత పశ్యదేకస్మాన్న పంచాశమేకస్మాన్న పంచాశమ పశ్యత్తంతమ పశ్యదేకస్మాన్న పంచాశమేకస్మాన్న పంచాశమ పశ్యత్తం ఏకస్మాన్న పంచాశమిత్యేకస్మాత్ న పంచాశం అపశ్యత్తంతమ పశ్యత పశ్యత్తమాతమ పశ్యత పశ్యత్తమా తమాదంతమాహరద హరదాదంతమాహరత్ వజ్రం వజ్రం వజ్రం వజ్రం వజ్రమేవ వజ్రం వజ్రం వజ్రమేవ వజ్రమేవైవ వజ్రం వజ్రమేవ భ్రాతృవ్యేభ్యో భ్రాతృవ్యేభ్య ఏవ వజ్రం వజ్రమేవ భ్రాతృవ్యేభ్య ఏవ భ్రాతృవ్యేభ్యో భ్రాతృవ్యేభ్య ఏవైవ భ్రాతృవ్యేభ్య ప్రభ్రాతృవ్యేభ్య ఏవైవ భ్రాతృవ్యేభ్య ప్రభ్రాతృవ్యేభ్య ప్రభ్రాతృవ్యేభ్యో భ్రాతృవ్యేభ్య ప్రహరంది హరంది ప్రభ్రాతృవ్యేభ్యో భ్రాతృవ్యేభ్య ప్రహరంది ప్రహరంది హరంది ప్రప్రహరంది షోడశమత్షోడశమద్ధరంది ప్రప్రహరంది షోడశమద్ హరంతి షోడశమత్షోడశమద్ధరంది హరంతి షోడశమద్దశమం దశమగం షోడశమద్ధరంది హరంతి షోడశమద్దశమం షోడశమద్దశమం దశమగం షోడశమత్షోడశమద్దశమ హరహర్ది శమగం షోడశమత్షోడశమద్దశమ షోడశిమదితి షోడశీమద్ దశమ హరహర్దశమం దశమహద్భవతి భవత్యహర్దశమం దశమహద్భవతి అహర్భవతి భవత్యహరహద్భవతి వజ్రే వజ్రే భవత్యహరహద్భవతి వజ్రే భవతి వజ్రే వజ్రే భవతి భవతి వజ్ర ఏవైవ వజ్రే భవతి భవతి వజ్ర ఏవ వజ్ర ఏవైవ వజ్రే వజ్ర ఏవ వీర్యం వీర్యమేవ వజ్రే వజ్ర ఏవ వీర్యం ఏవ వీర్యం వీర్యమేవైవ వీర్యం దధతి దధతి వీర్యమేవైవ వీర్యం దధతి వీర్యం దధతి దధతి వీర్యం వీర్యం దధతి ద్వాదశ ద్వాదశ దధతి వీర్యం వీర్యం దధతి ద్వాదశ దధతి ద్వాదశ ద్వాదశ దధతి దధతి ద్వాదశ సప్తదశ సప్తదశ ద్వాదశ దధతి దధతి ద్వాదశ సప్తదశ ద్వాదశ సప్తదశ సప్తదశ ద్వాదశ ద్వాదశ సప్తదశ భవంతి భవంతి సప్తదశ ద్వాదశ ద్వాదశ సప్తదశ భవంతి సప్తదశ భవంతి భవంతి సప్తదశ సప్తదశ భవంత్యన్నాద్యస్యాన్నాద్యస్య భవంతి సప్తదశ సప్తదశ భవంత్యన్నాద్యస్య సప్తదశ ఇతి సప్తదశ భవంత్యన్నాద్యస్యాన్నాద్యస్య భవంతి భవంత్యన్నాద్యస్యావరుధ్య అవరుధ్య అన్నాద్యస్య భవంతి భవంత్యన్నాద్యస్యావరుధ్య అన్నాద్యస్యావరుధ్య అవరుధ్య అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్య అథో అథో అవరుధ్య అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్య అథో అన్నాద్యస్యేత్యన్న అద్యస్య అవరుధ్య అథో అథో అవరుధ్య అవరుధ్య అథో ప్రప్రాథో అవరుధ్య అవరుధ్య అథో ప్ర అవరుధ్య ఇత్యవరుధి అథో ప్రప్రాథో అథో ప్రైవైవ ప్రాథో అథో ప్రైవ అథో ఇత్యథో ప్రైవైవ ప్రప్రైవతైస్తైరేవ ప్రప్రైవతైః ైస్తైరేవైవ తైర్జాయంతే జాయంతే తైరేవైవ తైర్జాయంతే తైర్జాయంతే జాయంతే తైస్తైర్జాయంతే పృష్ట్యః పృష్ట్యో జాయంతే తైస్తైర్జాయంతే పృష్ట్యః జాయంతే పృష్ట్యః పృష్ట్యో జాయంతే జాయంతే పృష్ట్యశ్వరః శ్వరః పృష్ట్యో జాయంతే జాయంతే పృష్ట్యశ్వరః పృష్ట్యశ్వరః శ్వరః పృష్ట్యః పృష్ట్యశ్వరో భవతి భవతి శ్వరః పృష్ట్యః పృష్ట్యశ్వరో భవతి భవతి భవతి షడ షడో భవతి షట్ షట్ భవతి షడ షడో భవతి షడ్ షడహ ఇది షడ్ అహ భవతి షట్ షట్ భవతి భవతి షట్ మై వై షట్ భవతి భవతి షట్ మై షట్ వై వై షట్ షడ్ వా అర్ధవ అర్ధవో వై షట్ షట్ వా అర్ధవ వా అర్ధవ అర్ధవో వై వా అర్ధవ షట్ షడ్ అర్ధవో వై వా అర్ధవ షడ్ అర్ధవ షట్ షడ్ అర్ధవ అర్ధవ షట్ పృష్ఠాని పృష్ఠాని షడ్ అర్ధవ అర్ధవ షట్ పృష్ఠాని షట్ పృష్ఠాని పృష్ఠాని షట్ షట్ పృష్ఠాని పృష్ఠై పృష్ఠై పృష్ఠాని షట్ షట్ పృష్ఠాని పృష్ఠై పృష్టాని పృష్టై పృష్టై పృష్టాని పృష్టాని పృష్టైరేవైవ పృష్టై పృష్టాని పృష్టాని పృష్టైరేవ పృష్టైరేవైవ పృష్టై పృష్టైరేవత్వో నృతోనేవ పృష్టై పృష్టైరేవత్వోవర్తో నృతోనేవైవత్వో నన్వారో హన్వారో హృతో నేవైవత్వో నన్వారో హి నృతో నన్వారో హన్వారో హృతో నృతో నన్వారో హృతుభిర్నన్వారో హృతో నృతో నన్వారో హృతుభి అన్వారో హృతుభిర్నుభిరన్వారో హన్వారో హృతుభిర్ సంవత్సరం సంవత్సర ఋతుభిరన్వారో హన్వారో హృతుభిర్ సంవత్సరం అన్వారో హీత్యోంకారో హి ఋతుభిర్ సంవత్సరం సంవత్సర ఋతుభిర్ సంవత్సరం తే సంవత్సర ఋతుభిర్ సంవత్సరం తే అర్ధభిరిచ్యుతోభి సంవత్సరం తే సంవత్సరం సంవత్సరం తే సంవత్సరే సంవత్సరే తే సంవత్సరం సంవత్సరం తే సంవత్సరే సంవత్సరమిది సంవత్సరం తే సంవత్సరే సంవత్సరే తే సంవత్సర ఏవైవ సంవత్సరే తే సంవత్సర ఏవ సంవత్సర ఏవైవ సంవత్సరే సంవత్సర ఏవ ప్రతి ప్రత్యేవ సంవత్సరే సంవత్సర ఏవ ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టంది తిష్టంది ప్రత్యేవైవ ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది ద్వాదశ ద్వాదశ తిష్టంది ప్రతి ప్రతిష్టంది ద్వాదశ తిష్టంది ద్వాదశ ద్వాదశ తిష్టంది తిష్టంది ద్వాదశైక విభుంశ ఏక విభుంశ ద్వాదశ తిష్టంది తిష్టంది ద్వాదశైక విభుంశ ద్వాదశైక విభుంశ ఏక విభుంశ ద్వాదశ ద్వాదశైక విభుంశ భవంతి భవంతి ఏక విభుంశ ద్వాదశ ద్వాదశైక విభుంశ భవంతి ఏకవిపుంషా భవంతి భవంత్యేకవిపుంషా ఏకవిపుంషా భవంతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవంత్యేకవిపుంషా ఏకవిపుంషా భవంతి ప్రతిష్ఠిత్యై ఏకవిపుంషా ఇత్యేకా విపుంషాః భవంతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవంతి భవంతి ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై భవంతి భవంతి ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యా అధోరుచమథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అధోరుచం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథోరుచగోరుచమథో అథోరుచమేవైవ రుచమథో అథోరుచమేవ అథో ఇత్యథో రుచమేవైవ రుచగోరుచమేవాత్మన్నాత్మన్నేవ రుచగోరుచమేవాత్మన్ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ దధతే దధత ఆత్మన్నేవైవాత్మన్ దధతే ఆత్మన్ దధతే దధత ఆత్మన్నాత్మన్ దధతే భావో భావో దధత ఆత్మన్నాత్మన్ దధతే భావః దధతే భావో భావో దధతే దధతే భావశ్రాడశినశ్రాడశినో భావో దధతే దధతే భావశ్రాడశినః భావశ్రాడశినశ్రాడశినో భావో భావశ్రాడశినః భవంతి భవంతి షాడశినో భావో భావశ్రాడశినః భవంతి షోడశినో భవంతి భవంతి షోడశినశ్రాడశినో భవంతి విదిత్యై విదిత్యై భవంతి షోడశినశ్రాడశినో భవంతి విదిత్యై భవంతి విదిత్యై విదిత్యై భవంతి భవంతి విదిత్యై షట్ షట్ విదిత్యై భవంతి భవంతి విదిత్యై షట్ విదిత్యై షట్ షట్ విదిత్యై విదిత్యై షడా ఆశ్వినాన్యా ఆశ్వినాని షట్ విదిత్యై విదిత్యై షడా ఆశ్వినాని విదిత్యా ఇది విదిత్యై షడా ఆశ్వినాన్యా ఆశ్వినాని షట్ షడా ఆశ్వినాని భవంతి భవంతి ఆశ్వినాని షట్ షడా ఆశ్వినాని భవంతి ఆశ్వినాని భవంతి భవంతి ఆశ్వినాన్యా ఆశ్వినాని భవంతి షట్ షట్ భవంతి ఆశ్వినాన్యా ఆశ్వినాని భవంతి షట్ భవంతి షట్ షట్ భవంతి భవంతి షట్ వై వై షట్ భవంతి భవంతి షట్ వై షట్ వై వై షట్ షట్ వార్ధవ అర్ధవో వై షట్ షట్ వార్ధవ వార్ధవ అర్ధవో వై వా అర్ధవ అర్ధుశ్వృతశ్వృతవో వై వా అర్ధవ అర్ధుషు అర్ధవ అర్ధుశ్వృతశ్వృతవ అర్ధవ అర్ధుష్వే వై వర్తశ్వృతవ అర్ధవ అర్ధుష్వే అర్ధుష్వే వై వర్తశ్వృతశ్వేవ ప్రతి ప్రత్యయవర్తశ్వృతశ్వేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యయవైవ ప్రతిష్ఠంది తిష్ఠంది ప్రత్యయవైవ ప్రతిష్ఠంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంజ్యోనాతిరిక్త ఊనాతిరిక్తిష్టంది ప్రతి ప్రతిష్టంజ్యోనాతిరిక్త తిష్టంజ్యోనాతిరిక్త ఊనాతిరిక్తిష్టంది తిష్టంజ్యోనాతిరిక్త వై వా ఊనాతిరిక్తిష్టంది తిష్టంజ్యోనాతిరిక్త వై ఊనాతిరిక్త వై వా ఊనాతిరిక్త ఊనాతిరిక్త వా ఏత ఏత వా ఊనాతిరిక్త ఊనాతిరిక్త వా ఏత ఊనాతిరిక్తూనాతిరిక్త వా ఏత ఏత వై వా ఏత రాత్రియో రాత్రియ ఏత వై వా ఏత రాత్రియ ఏత రాత్రియో రాత్రియ ఏత ఏత రాత్రియ ఊనా ఊనా రాత్రియ ఏత ఏత రాత్రియ ఊనా రాత్రియ ఊనా ఊనా రాత్రియో రాత్రియ ఊనాస్తూనా రాత్రియో రాత్రియ ఊనాస్త ఊనాస్తూనా ఊనాస్తూనా ఊనాస్త్య తద్యేకస్యేకస్యేకస్యై ఏకస్యా ఏకస్యై యద్యేకస్యైన నైకస్యై యద్యేకస్యైన ఏకస్యైన నైకస్యా ఏకస్యైన పంచాశత్ పంచాశన్నైకస్యా ఏకస్యైన పంచాశత్ న పంచాశత్ పంచాశన్న పంచాశదతిరిక్త అతిరిక్తాః పంచాశన్న పంచాశదతిరిక్తాః పంచాశదతిరిక్త అతిరిక్తాః పంచాశత్ పంచాశదతిరిక్తాస్తత్తదతిరిక్తాః పంచాశత్ పంచాశదతిరిక్తాస్తద్ అతిరిక్తస్తత్తదతిరిక్త అతిరిక్తస్తద్యద్యత్తదతిరిక్త అతిరిక్తస్తద్యద్ అతిరిక్త ఇత్యతిరిక్త తద్యద్యత్తద్యద్భూయసీర్భూయసీర్యత్తద్యద్భూయసీః యద్భూయసీర్భూయసీర్యద్యద్భూయసీరష్టాచత్వారిమూషతోష్టాచత్వారిమూషతో భూయసీర్యద్యద్భూయసీరష్టాచత్వారిమూషతః భూయసేరష్టాచత్వారిమూషతోష్టాచత్వారిమూషతో భూయసేర్భూయసేరష్టాచత్వారిమూషత ఊనాదూనాదష్టాచత్వారిమూషతో భూయసేర్భూయసేరష్టాచత్వారిమూషత ఊనాద్ అష్టాచత్వారిమూషత ఊనాదూనాదష్టాచత్వారిమూషతోష్టాచత్వారిమూషత ఊనాచోనాదష్టాచత్వారిమూషతోష్టాచత్వారిమూషత ఊనాచ అష్టాచత్వారిమూషత ఇత్యష్టాచత్వారిమూషత ఊనాచోనాదూనాచ ఖలు ఖలు చోనాదూనాచ ఖలు చలు ఖలు చలు వై వై ఖలు చలు వై ఖలు వై వై ఖలు ఖలు వా అతిరిక్తాదతిరిక్తాద్వై ఖలు ఖలు వా అతిరిక్తాద్ వా అతిరిక్తాదతిరిక్తాద్వై వా అతిరిక్తాచ్చాతిరిక్తాద్వై వా అతిరిక్తాచ్చ అతిరిక్తాచ్చాతిరిక్తాదతిరిక్తాచ్చ ప్రజాపతిః ప్రజాపతిశ్చాతిరిక్తాదతిరిక్తాచ్చ ప్రజాపతిః అతిరిక్తాదిత్యతిరిక్తాద్ చ ప్రజాపతిః ప్రజాపతిశ్చ ప్రజాపతిః ప్ర ప్ర ప్రజాపతిశ్చ ప్రజాపతిః ప్ర అన్నాద్యస్యేత్యన్నాద్యస్య పరిగృహీత్యా ఇది పరిగృహీత్యై.